అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్, ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లా భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు, నమాజును స్థాపిస్తారు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గములో ఖర్చు చేస్తారు, మేము నీపై అవతరింపచేసిన గ్రంథాన్ని, నీకు పూర్వం అవతరింపచేసిన గ్రంథాలను విశ్వసిస్తారు, పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభు తరఫు నుండి రుజుమార్గములో ఉన్నారు. సాఫల్యం పొందేవారు వారే. ఈ విషయాలను తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒకటే, వారు విశ్వసించేవారు కారు. అల్లాహ్ వారి హృదయాలకు వారి చెవులకు ముద్ర వేశాడు, వారి కన్నులపై తెర పడింది, వారు కఠిన శిక్షకు అర్హులు. అల్లాను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉన్నారు, కాని వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు, కాని యదార్థంగా వారు తమను తాము తప్ప మరెవరినీ మోసం చెయ్యటం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అవధిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలము మాత్రమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు, కాని వారు గ్రహించటం లేదు. ఇతరులు విశ్వసించిన విధంగానే మీరూ విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవానికి వారే మూర్ఖులు, కాని అది వారికి తెలియదు. విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు, కాని తమ సైతానులను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు మేము మీతోనే ఉన్నాము, వారిని కేవలం ఎగతాళి చేస్తున్నాము అని అంటారు. అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తున్నాడు, ఆయన వారికి వ్యవధిని ఇస్తూ పోతున్నాడు. వారు తలబిరుసుతనం వల్ల అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వారే, కాని వారి ఈ బేరం వారికి లాభదాయకమైంది కాదు. వారు ఏమాత్రం సత్యమార్గంలో లేరు. వారి ఉపమానం ఇలా ఉంది. ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి. అప్పుడు అల్లాహ్ వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారములో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, ఇక వారు రుజుమార్గానికి మరలి రారు. లేదా మరొక ఉపమానం. ఆకాశము నుండి భారీగా వర్షం కురుస్తోంది, దానికి తోడు చిమ్మ చీకట్లు, ఉరుములు, మెరుపులు. ఉరుముల భీకర ధ్వని విని మృత్యుభయం చేత వారు తమ వ్రేళ్లను చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. వారి పరిస్థితి, మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అనే విధంగా ఉంది. వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు, చీకటి క్రమ్ముకోగానే ఆగిపోతారు. అల్లా కోరితే వారి వినికిడిని వారి చూపును సంపూర్ణంగా నశింపజేసేవాడే. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను సృష్టించినవాడు పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించినవాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాకు సమానులుగా నిలబెట్టకండి. మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లా తప్ప మరెవరి సహాయాన్నైనా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కాని మీరు అలా చెయ్యకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చెయ్యలేరు. భయపడండి మానవులు రాళ్లు ఇంధనం కాగల ఆ అగ్నికి. అది సత్య తిరస్కారుల కొరకు తయారు చెయ్యబడింది. ప్రవక్త, ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధనలకు అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునేవారికి సంతోషవార్త వినిపించు. కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆకారములో భూలోకములోని పండ్లను పోలి ఉంటాయి. తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు ఇలాంటి పండ్లే పూర్వం భూలోకములో మాకు ఇవ్వబడేవి అని అంటారు. అక్కడ వారి కొరకు పవిత్రలైన భార్యలు ఉంటారు. వారు అక్కడే శాశ్వతంగా ఉంటారు. అవును, దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పటానికి అల్లాహ్ ఎంతమాత్రము సిగ్గుపడడు. ఈ దృష్టాంతాన్నే సత్య స్వీకారులు చూసి ఇది తమ ప్రభు తరఫు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్య తిరస్కారులు వాటిని విని ఈ ఉపమానాల ద్వారా అల్లా చెప్పదలచుకున్నదేమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లా ఒకే విషయంతో ఎంతో మందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు. ఎంతో మందికి రుజుమార్గాన్ని చూపుతాడు. అల్లాహ్ దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరినే. అల్లా ఆజ్ఞలను ఉల్లంఘించేవారు అల్లా తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరచిన తరువాత భంగపరచేవారు కలిపి ఉంచండి అని అల్లా ఆదేశించిన దాన్ని తెంచేవారు ఇంకా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు వాస్తవంగా నష్టపడేవారు వీరే. మీరు అల్లా పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? వాస్తవానికి ప్రాణము లేని మీకు ఆయన ప్రాణం పోశాడు. మళ్లీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే. తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు. తరువాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడు ఆయనే. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే. ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు వారు భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తాన్ని చిందించేవాణ్ణి నియమించబోతున్నావా ప్రభూ? మేము నీ స్తోత్రము చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామాన్ని స్మరిస్తూనే ఉన్నాము కదా అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్, మీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలికాడు. తరువాత అల్లాహ్ ఆదంకు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. వాటిని దూతలకు చూపించి, ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారితీస్తుందనే మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేర్లు కాస్త నాకు చెప్పండి అని అల్లాహ్ వారిని అడిగాడు. వారు కడు వినమ్రులై ఇలా అన్నారు, ప్రభూ, దోషరహితుడవు నీవే, నీవు తెలిపినది తప్ప మాకు మరేమీ తెలియదు, వాస్తవంగా సర్వం తెలిసినవాడవు, సర్వాన్ని అర్థం చేసుకోగలవాడవు నీవే. అప్పుడు అల్లాహ్ ఆదంతో, ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు అని అన్నాడు. ఆదం వారికి వాటి పేర్లన్నీ తెలుపగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు, భూమ్యాకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని, మీరు ప్రకటించేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా? మేము దూతలకు, మీరు అందరూ ఆదంకు తల వంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తల వంచారు. కాని ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురి అయ్యాడు, అవిధేయులలో కలసిపోయాడు. మళ్లీ మేము ఆదముతో ఇలా అన్నాము, నీవు నీ భార్య ఇద్దరూ కలసి స్వర్గములో నివసించండి, ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యథేచ్ఛగా తినండి, కాని ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు, ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారులలో కలసిపోతారు. చివరకు షైతాను వారిద్దరినీ ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలన నుండి దూరం చేశాడు, వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము, ఇక మీరంతా ఇక్కడ నుండి దిగిపోండి, మీరు ఒకరికొకరు శత్రువులు, ఒక పరిమితకాలం వరకు మీరు భూలోకములో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంది. అప్పుడు ఆదము తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభువు అతని వేడుకోలును మన్నించాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడును. మేము ఇలా తెలిపాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి, ఇకపై నా తరఫు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించేవారికి ఏ విధమైన భయం కాని విచారం కాని కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించటానికి నిరాకరించేవారు, మా వాక్యాలు అసత్యాలని తృణీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇశ్రాయేలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన కానుకను గురించి ఆలోచించండి, మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను, నాకు మాత్రమే మీరు భయపడండి, నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి, ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది, కనుక మీరే అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారు అవకండి, అల్పధరకు నా వాక్యాలను అమ్మకండి, నా ఆగ్రహానికి భయపడండి, సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగాపులగం చెయ్యకండి, బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చెయ్యకండి, నమాజును స్థాపించండి, జకాతును ఇవ్వండి, నా సాన్నిధ్యములో వినమ్రులై తలవంచేవారితో పాటు మీరూ వినమ్రులై తలవంచండి, సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు, కాని మిమ్మల్ని మీరు మరచిపోతారేమిటి? వాస్తవానికి మీరు ధర్మగ్రంథాన్ని పారాయణం చేస్తారు, అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి? సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజు కష్టతరమైన కార్యం, కాని అల్లాకు విధేయులైన దాసులకు అది ఎంతమాత్రం కష్టం కాదు. వారు తాము ఎట్టకేలకు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని నమ్ముతారు. ఇస్రాయిలు వంశీయులారా, నేను మీకు చేసిన మహోపకారాన్ని, మిమ్మల్ని ప్రపంచంలోని జాతుల్లోకెల్లా ఘనత గల ఒక జాతిగా ఆదరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎవరూ ఎవరికీ ఏమాత్రమూ తోడ్పడలేని, ఎవరి సిఫారసు అంగీకరించబడని, పరిహారం తీసుకుని ఎవరినీ విడుదల చెయ్యని, అపరాధులకు సహాయం ఎక్కడ నుండి లభించని ఆ దినానికి మీరు భయపడండి. ఫిరౌను ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేసేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. ఆ తరువాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. మీ కళ్ల ముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచివేశాము. మేము మూసాను 40 రేయింబవళ్ల నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు అతను లేకపోవటాన్ని చూసి ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము. గుర్తుకు తెచ్చుకోండి, ఈ ఘోర పాతకములో మీరు మునిగి ఉన్నప్పుడు మీరు రుజుమార్గాన్ని పొందగలందులకు మేము మూసాకు గ్రంథాన్ని, గీతురాయిని ప్రసాదించాము. జ్ఞాపకం తెచ్చుకోండి, అల్లా ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు, జనులారా, ఆవుదూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకుని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి. మీలోని ఘోర పాతకులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడును. మూసాతో మీరు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. మూసా, మేము అల్లాను నీతో మాట్లాడుతూ ఉండగా కళ్లారా చూడనంత వరకు నీ మాటలను ఎంతమాత్రం విశ్వసించం. అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై పడింది. మీరంతా నిర్జీవులై నేల కొరిగారు. మళ్లీ మేము ప్రాణం పోసి మిమ్మల్ని లేపాము. కనీసం ఈ ఉపకారం తరువాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మన్ సల్వాలను మీ కొరకు ఆహారంగా దించి మేము మీకు ప్రసాదించిన వాటిలో పరిశుభ్రము పరిశుద్ధము అయిన వస్తువులను తినండి అని చెప్పాము. అయినప్పటికీ మీ పూర్వీకులు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు. అయితే వారు మాకు ఏమాత్రం అన్యాయం చేయలేరు, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. గుర్తుకు తెచ్చుకోండి, మేము మీతో ఇలా అన్నాము, మీ ముందు ఉన్న ఈ నగరములో ప్రవేశించండి. అక్కడ పండే పంటలను మీ ఇష్టానుసారం తృప్తిగా తినండి. కాని వినమ్రులై తలవంచుతూ నగర ద్వారములో ప్రవేశించాలి. హిత్తతున్ హిత్తతున్ అంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు మేము మీరు చేసిన తప్పులను మన్నిస్తాము, సజ్జనులను అత్యధికంగా అనుగ్రహిస్తాము. కాని దుర్మార్గులు మేము వారితో అన్న మాటలను సమూలంగా మార్చివేశారు. కనుక దుర్మార్గం చేసిన వారిపై మేము ఆకాశము నుండి ఆపదను దింపాము. ఇది వారు చూపుతూ వచ్చిన అవిధేయతలకు శిక్ష. జ్ఞాపకం తెచ్చుకోండి, మూసా తన ప్రజల కొరకు నీటి కోసం ప్రార్థించినప్పుడు మేము, నీవు ఆ కొండరాతిని నీ చేతికర్రతో కొట్టు అని ఆదేశించాము. తదనుగుణంగా కొండరాయి నుండి 12 ఊటలు పెల్లుబికాయి. ప్రతి తెగవారు తమ నీరు త్రాగే స్థలాన్ని కనుగొన్నారు. అప్పుడు వారికి ఈ విధంగా ఆదేశించబడింది, అల్లాహ్ మీకు ప్రసాదించిన దానిని తినండి త్రాగండి, కాని ధరణిపై కల్లోలము రేకెత్తిస్తూ తిరగకండి. మీరు మూసాకు చేసిన ఫిర్యాదును జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకే రకమైన భోజనాన్ని మేము భరించలేకుండా ఉన్నాము. భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పుదినుసులు మొదలైనవి మా కొరకు పండించు అని నీవు నీ ప్రభువును ప్రార్థించు. అప్పుడు మూసా ఇలా అడిగాడు, శ్రేష్టమైన దానికి బదులుగా నీచమైన దానిని కోరుకుంటున్నారా? సరే, మంచిది, ఏదో ఒక పట్టణానికి మీరంతా తరలిపొండి, అక్కడ మీరు కోరేదంతా దొరుకుతుంది. చివరకు వారు తీవ్ర అవమానానికి, పరాభవానికి, దురవస్థకు, దుర్భర దారిద్ర్యానికి గురి అయ్యారు. ఇంకా వారు అల్లా ఆగ్రహానికి అర్హులయ్యారు. అదంతా వారు అల్లా వాక్యాలను తిరస్కరించిన దాని ఫలితం, ప్రవక్తలను అన్యాయంగా చంపిన దాని ఫలం, అల్లా పట్ల అవిధేయత చూపిన దాని పరిణామం, షరీయత్తు హద్దులను మాటిమాటికి అతిక్రమించిన దాని పర్యవసానం. అరేబియా ప్రవక్తను విశ్వసించేవారు కాని, యూదులు కాని, క్రైస్తవులు కాని, సాబీయులు కాని, ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారికి ఏ విధమైన భయం కాని, విచారం కాని కలిగే అవకాశం లేదు. మేము తూరు పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ చేత చేయించిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదిస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి, అందులో ఉన్న ఆజ్ఞలను, ఉపదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. దీని ద్వారానే మీరు భయభక్తుల బాటలో నడువగలరు అని బోధించాము. కాని తరువాత మీరు ఆ వడంబడికను త్రోసిరాదన్నారు. అయినప్పటికీ అల్లాహ్ మిమ్మల్ని తన అనుగ్రహానికి, కారుణ్యానికి దూరం చెయ్యలేదు, లేకపోతే మీరు ఎప్పుడో వినాశానికి గురి అయి ఉండేవారు. సబ్బత్ శాసనాన్ని ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని అందరూ అసహ్యంగా, నీచంగా చూసే కోతులుగా మారిపోండి అని శపించాము. ఈ విధంగా మేము వారి ముగింపును ఆ కాలం వారికి, భావితరాల వారికి ఒక గుణపాఠంగానూ, భయభక్తులు కలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము. ఈ సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకోండి, మూసా తన జాతివారితో, అల్లాహ్ మిమ్మల్ని ఒక గోవును బలిగా ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు వారు, మాతో నీవు పరిహాసమాడుతున్నావా అని బదులు పలికారు. అవివేకుల మాదిరిగా నేను మాట్లాడకుండా నన్ను రక్షించమని అల్లాను శరణు వేడుకుంటున్నాను అని మూసా అన్నాడు. అప్పుడు వారు, సరే, ఆ ఆవును గురించి వివరంగా మాకు చెప్పు అని నీవు నీ ప్రభువును అడుగు అని మూసాను కోరారు. అతను ఇలా సమాధానం చెప్పాడు, అది ముసలిది కాదు, లేగదూడా కాదు, మధ్య వయస్సులో ఉన్న ఆవు అయి ఉండాలి అని అల్లా అంటున్నాడు, కనుక ఆజ్ఞాపించిన విధంగా చెయ్యండి. వారు ఇంకా అడిగారు, దాని రంగు ఏదై ఉండాలో నీ ప్రభువును అడిగి మాకు చెప్పు. మూసా, అది మెరిసే పసుపు వన్నె కలిగి చూసేవారికి మనోహరంగా కనిపించాలి అని అల్లా ఆజ్ఞ అని వారికి తెలిపాడు. మళ్లీ వారు ఇలా అన్నారు, అసలు ఏ విధమైన ఆవు కావాలో నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు, దానిని నిర్ణయించటంలో మాకు సందేహం కలిగింది, అల్లా కోరితే మేము దానిని కనుగొంటాం. మూసా, అది ఏ కృషి చెయ్యనిదై, భూమి దున్ననిదై, మోట లాగనిదై, ఏ లోపమూ లేనిదై, పరిపూర్ణారోగ్యము కలిగినదై ఉండాలి అని అల్లా అంటున్నాడు అని వారికి జవాబు చెప్పాడు. ఆ, అర్థమైంది, నీవు ఇప్పుడు సరి అయిన గుర్తులు చెప్పావు అని వారు పలికారు. అప్పుడు వారు ఆవును బలి ఇచ్చారు, లేకపోతే వారు అలా చేసేవారు కాదు. మరొక సంఘటనను కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు, దానిని గురించి మీలో మీరు వాదులాడుకుంటూ హత్యానేరాన్ని ఒకళ్లపైనొకళ్లు మోపుకోవటం ప్రారంభించారు. కాని మీరు గుప్తంగా ఉంచుతున్న దానిని బట్టబయలు చెయ్యటానికే అల్లా నిర్ణయం చేశాడు, కనుక మేము హతుని శవాన్ని దాని ఒక భాగంతో కొట్టండి అని వారిని ఆజ్ఞాపించాము. చూడండి, మృతులను అల్లాహ్ ఎలా బ్రతికిస్తాడు. మీరు అర్థం చేసుకోవాలని తన సూచనలను మీకు ఎలా చూపుతాడు. కాని ఈ సూచనలను చూసిన తరువాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి, పాషాణాల మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినమైపోయాయి. ఎందుకంటే రాళ్లల్లో కొన్నింటి నుండి శలయేళ్లు ప్రవహిస్తాయి, కొన్ని పగలగా వాటి నుండి నీరు చిమ్ముతుంది, మరికొన్ని అల్లాకు భయపడి కంపించి నేలకొరుగుతాయి. జాగ్రత్త, మీరు చేస్తున్నదంతా అల్లాకు తెలియకుండా లేదు. ముస్లిములారా, వారు మీ సందేశాన్ని విశ్వసిస్తారనే ఇంకా మీరు ఆశిస్తున్నారా? వాస్తవానికి వారిలోని ఒక వర్గానికి అల్లా ప్రవచనం విని బాగా అర్థం చేసుకుంటూనే బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసే అలవాటు ఉంది. ప్రవక్త ముహమ్మదును విశ్వసించిన వారిని వారు కలిసినప్పుడు మేము ఆయనను విశ్వసించాము అని అంటారు, కాని వారు ఏకాంతంగా ఒకరినొకరు కలిసినప్పుడు మీకేమన్నా బుద్ధి ఉందా? అల్లా మీకు స్పష్టం చేసిన విషయాలను వారి ముందు ఎందుకు వెల్లడి చేస్తారు? మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాటిని నిదర్శనాలుగా వారు వినియోగించటానిక అని అంటారు. వారు దాచేదంతా, వెల్లడి చేసేదంతా అల్లాకు తెలుసని వారికి నిజంగానే తెలియదా? వారిలో నిరక్షరాస్యుల వర్గం మరొకటి ఉంది, వారికి గ్రంథజ్ఞానం ఎంతమాత్రం లేదు. లేనిపోని ఆశలను కోరికలను పెంచుకుని కేవలం వట్టి ఊహలతో జీవిస్తూ పోతున్నారు. షరీయత్తు గ్రంథాన్ని స్వహస్తాలతో రచించి తద్వారా తుచ్చ ప్రయోజనం పొందే నిమిత్తం ఇది అల్లా వద్ద నుండి వచ్చింది అని ప్రజలకు చెప్పేవారికి వినాశం తప్పదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది, వారి ఈ సంపాదన కూడా వారి సర్వనాశనానికి కారణభూతమవుతుంది. ఇంకా వారు, నరక జ్వాలలు మమ్మల్ని ఏమాత్రం ముట్టుకోవు, ఒకవేళ మాకు శిక్ష పడినప్పటికీ అది కేవలం కొన్ని రోజులు మాత్రమే అని అంటారు. వారిని అడగండి, అల్లా నుండి మీరేమన్నా వాగ్దానం పొందారా? ఆయన దాన్ని భంగం చెయ్యలేకపోవటానికి, లేక అల్లా బాధ్యత వహించినట్లు మీకు తెలియని విషయాలను మీరు అల్లాకు ఆపాదించి చెబుతున్నారా? అసలు నరకాగ్ని మిమ్మల్ని ఎందుకు ముట్టుకోదు? పాపము సంపాదించి పాపజాలములోనే ఇరుక్కుపోయేవారు నరకవాసులు, వారు నరకంలోనే శాశ్వతంగా ఉంటారు. విశ్వసించి మంచి పనులు చేసేవారే స్వర్గవాసులు, వారు స్వర్గములోనే శాశ్వతంగా ఉంటారు. మేము ఇస్రాయిలు సంతానము నుండి మరొక వాగ్దానాన్ని తీసుకున్నాము, దానిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు, తల్లిదండ్రులను బంధువులను అనాథులను నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలుకరించాలి. నమాజును స్థాపించాలి. జకాతు ఇవ్వాలి. కాని కొందరు తప్ప మీరంతా వాగ్దాన భంగం చేశారు. ఇప్పటికీ మీరు దానిని లక్ష్యపెట్టటం లేదు. మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒకరినొకరు చంపుకోరాదు. గృహాల నుండి బహిష్కరించుకోరాదు. దానిని మీరు అంగీకరించారు. దానికి మీరే స్వయంగా సాక్షులు. కాని మీరే నేడు మీ సోదరులను సంహరిస్తున్నారు. మీలోని ఒక వర్గం వారిని మీరు వారి ఇండ్ల నుండి బహిష్కరిస్తున్నారు. దౌర్జన్యంగా అన్యాయంగా మీరు వారికి వ్యతిరేకంగా ముఠాలను కడుతున్నారు. వారు మీ వద్దకు యుద్ధ ఖైదీలుగా వచ్చినప్పుడు వారి విమోచన ధనం విషయంలో మీరు బేరం చేస్తున్నారు. అసలు మీరు వారిని ఇళ్ల నుండి బహిష్కరించటమే అధర్మం. మీరు దైవగ్రంథములోని ఒక భాగాన్ని విశ్వసించి మరొక భాగాన్ని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసేవారిని ఇహలోక జీవితములో ఘోర అవమానానికి, పరలోకములో తీవ్రమైన బాధకు గురి చెయ్యటం తప్ప మరొక శిక్ష ఏముంటుంది? మీ చేష్టలు అల్లాకు తెలియకుండా లేవు. జాగ్రత్త. పరలోకాన్ని విక్రయించి దానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్నవారు వీరే. కనుక వారికి పడే శిక్ష తగ్గదు. వారికి ఏ సహాయమూ లభించదు. మేము మూసాకు దివ్యగ్రంథాన్ని ప్రసాదించాము. అతని తరువాత వరుసగా ప్రవక్తలను పంపాము. చివరకు మరియము కుమారుడైన ఈసాకు స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి సహాయం చేశాము. మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్నదానిని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఆయన పట్ల తలబిరుసుతనంతో ప్రవర్తించారు. కొందరిని తిరస్కరించారు, మరికొందరిని చంపారు. ఇదేమి వైఖరి? వారు మా హృదయాలు సురక్షితంగా ఉన్నాయి అని అంటారు. కాదు, అది నిజం కాదు. అసలు విషయం ఏమిటంటే వారి అవిశ్వాస వైఖరి కారణంగా అల్లాహ్ వారిని శపించాడు. కనుక వారు విశ్వసించటం అనేది కాని పని. అల్లా నుండి వారి వద్దకు ఇప్పుడు వచ్చిన గ్రంథం పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది? వారి వద్ద పూర్వము నుండే ఉన్న దైవ గ్రంథాన్ని ఈ గ్రంథం ధృవీకరిస్తున్నప్పటికీ దీని రాకపు ముందు అవిశ్వాసులపై విజయం ప్రసాదించు అని వారు ప్రార్థిస్తూ వచ్చినప్పటికీ, తీరా అది వచ్చిన తరువాత వారు దానిని గుర్తించి కూడా తిరస్కరించారు. అటువంటి తిరస్కారులపై అల్లా శాపం అవతరించుగాక. తమ హృదయాలను తృప్తిపరచటానికి వారు అనుసరించే మార్గం ఎంత నీచమైనది. అల్లాహ్ తన ఇష్టానుసారం తన దాసులలోని ఒకరిపై తన అనుగ్రహాన్ని అవతరింపజేశాడనే ద్వేషం వల్ల వారు అల్లా పంపిన ఆ ఉపదేశాలను తిరస్కరిస్తున్నారు. కనుక వారు ఆగ్రహంపై ఆగ్రహానికి గురి అయ్యారు. ఇటువంటి అవిశ్వాసులకు తీవ్ర పరాభవంతో కూడుకున్న శిక్ష పడుతుంది. వారితో అల్లా అవతరింపజేసిన దానిని విశ్వసించండి అని అన్నప్పుడు, మా వద్దకు వచ్చిన దానిని మాత్రమే మేము విశ్వసిస్తాము అని అంటారు. తమ గ్రంథం కానటువంటి ప్రతిదానిని, అది సత్యమైనప్పటికీ వారి వద్ద పూర్వం నుండే ఉన్నదానిని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు దానిని తిరస్కరిస్తారు. సరే, వారిని ఇలా అడుగు, మీ వద్దకు వచ్చిన దానినే మీరు మనఃపూర్వకంగా విశ్వసించేవారే అయితే ఇంతకు పూర్వం ఇస్రాయిలు వంశంలో పుట్టిన అల్లా ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారు? ఎంత స్పష్టంగా ఉన్న సూచనలను మూసా మీ వద్దకు తీసుకువచ్చాడు. అతను కొంచెం అటు పోగానే మీరు ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు మీరు! మేము తూరు పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీతో చేయించిన ప్రమాణాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. మేము మీకు చేస్తున్న ఉపదేశాలను స్థిరంగా పాటించండి. జాగ్రత్తగా వినండి. అని మేము నొక్కి చెప్పాము. మీ పూర్వీకులు మేము విన్నాము కాని శిరసావహించేది లేదు అని చెప్పారు. అసత్యారాధన వల్ల వారి హృదయాలు ఆవుదూడ మీది ప్రేమతో నిండిపోయాయి. ముహమ్మద్, వారితో ఇలా చెప్పు, మీరు విశ్వాసులే అయితే ఈ చెడు చేష్టలను చెయ్యమని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా విచిత్రమైనది. ఇంకా వారిని ఇలా అడుగు, ఒకవేళ అల్లా వద్ద పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడితే, మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే మీరు మరణాన్ని తప్పక కోరాలి. వారు ఎప్పటికీ మరణాన్ని కోరరు అనే విషయాన్ని నమ్ము, ఎందుకంటే వారు స్వహస్తాలతో సంపాదించి అక్కడకు పంపిన దాని కారణంగా వారు అక్కడికి వెళ్లటానికి ఇష్టపడరు. ఈ దుర్మార్గుల మనస్తత్వం అల్లాకు బాగా తెలుసు. జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉందనే విషయాన్ని నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రిక్కులనే మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా 1000 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు, కాని దీర్ఘాయుర్దాయం వారిని శిక్ష నుండి ఎంతమాత్రం తప్పించలేదు. వారు ఏ పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ప్రవక్త, వారితో ఇంకా ఇలా చెప్పు, జిబ్రీలు పట్ల విరోధం ఉన్న ప్రతివాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లా ఆజ్ఞతోనే అతను ఈ ఖురానును నీ హృదయ ఫలకంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది, అవి నిజమని బలపరుస్తుంది. విశ్వసించేవారికి అది హితోపదేశం, సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త. జిబ్రీలు పట్ల వారికున్న విరోధానికి కారణం ఇదే అయితే వారికి ఇలా తెలుపు, అల్లాకు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీలుకు, మికాయీలుకు ఎవరు శత్రువులో అటువంటి అవిశ్వాసులకు అల్లా శత్రువు. సత్యాన్ని స్పష్టంగా ప్రకటించే వాక్యాలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు. వారు ఏదైనా వాగ్దానం చేసినప్పుడల్లా వారిలోని ఏదో ఒక వర్గం దానిని త్రోసిపుచ్చటం ఎల్లప్పుడూ జరుగుతూ రాలేదా? అంతేకాదు, మనఃపూర్వకంగా విశ్వసించని వారు చాలామంది వారిలో ఉన్నారు. వారి వద్ద పూర్వం నుంచే ఉన్న దైవగ్రంథాన్ని ధృవపరుస్తూ ఏ ప్రవక్త అయినా అల్లా తరఫు నుండి వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు అల్లా గ్రంథాన్ని దానిని గురించి ఏమీ తెలియని వారుగా త్రోసిపుచ్చారు. సులైమాను రాజ్యం పేరు చెప్పి సైతానులు ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించసాగారు. కాని వాస్తవానికి సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే సైతానులే. వారు హారూతు, మారూతు అనే ఇద్దరు దైవదూతలపై బాబిలోనియాలో అవతరింపజేసిన దాని వెంట పడ్డారు. ఎవరికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దైవదూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారు, జాగ్రత్త, మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే, అవిశ్వాసానికి గురికాకు. అయినప్పటికీ వారు భార్యాభర్తలను వేరు చేసే విద్యను ఆ దూతల వద్ద నేర్చుకున్నారు. అల్లా అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికీ ఏమాత్రము హాని కలిగించలేరనే విషయం సుస్పష్టం. కాని వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంతమాత్రం కాదు. ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది. వారు విశ్వసించి భయభక్తుల మార్గాన్ని అవలంబించి ఉన్నట్లయితే దానికి అల్లా వద్ద వారికి లభించి ఉండే ప్రతిఫలం ఎంతో శ్రేష్టమైనది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది. విశ్వసించిన ఓ ప్రజలారా, రాయినా అనకూడదు, ఉంజుర్నా అనండి, ప్రతి మాటను శ్రద్ధతో వినండి. ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు. సత్య సందేశాన్ని తిరస్కరించిన వారు గ్రంథ ప్రజలైనా లేక ముష్రికులైనా వారికి మీపై మీ ప్రభువు తరఫు నుండి ఏ మేరు అవతరించటం సుతరాము ఇష్టం లేదు. కాని అల్లాహ్ తాను కోరిన వారిని తన కరుణ కొరకు ఎన్నుకుంటాడు. అల్లాహ్ అమితంగా అనుగ్రహించేవాడు. మేము మా ప్రవచనం ఒకదానిని రద్దు చేసినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. అన్నింటి మీద అల్లాకు సర్వాధికారాలున్న విషయం మీకు తెలియదా? భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాకే చెందుతుందని, ఆయన తప్ప మిమ్మల్ని సంరక్షించేవారు మీకు సహాయం చేసేవారు మరెవ్వరూ లేరనే సంగతి మీకు తెలియదా? పూర్వం మూసాను అడిగిన ప్రశ్నల వంటి వాటినే మీరు మీ ప్రవక్తను అడుగుదామనుకుంటున్నారా? వాస్తవానికి విశ్వాస వైఖరిని అవిశ్వాస వైఖరిగా మార్చుకున్నవాడు సన్మార్గం తప్పుతాడు. గ్రంథ ప్రజలలోని పలువురు మిమ్మల్ని ఏదో ఒక విధంగా విశ్వాస మార్గం నుండి మరల్చి మళ్లీ అవిశ్వాస మార్గం వైపునకు తీసుకుపోదామని కోరుతున్నారు. సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ వారి ఈ కోరికకు కారణం వారి మనస్సులలో ఉన్న అసూయ. అయితే అల్లాహ్ తన తీర్పును అమలుపరిచే వరకు మీరు సహించి వారిని క్షమించండి. మీరు నిశ్చింతగా ఉండండి. అల్లాకు అన్నింటి మీద సర్వాధికారాలు ఉన్నాయి. నమాజును స్థాపించండి, జకాతు ఇవ్వండి. మీ భవిష్యత్తు కోసం మీరు చేసి ముందుగా పంపించే సత్కార్యాలను మీరు అల్లా వద్ద చూస్తారు. మీరు చేసేదంతా అల్లా దృష్టిలో ఉంది. యూదులు కానివారెవ్వరూ లేక క్రైస్తవులు కానివారెవ్వరూ స్వర్గములో ప్రవేశించలేరు అని వారు ప్రకటిస్తారు. ఇవి వారి కాంక్షలు మాత్రమే. వారిని ఇలా అడుగు, మీరు అనేది సత్యమే అయితే దానికి నిదర్శనాలేమిటో చూపండి. అసలు మీలోగాని మరెవ్వరిలోగాని ఏ విధమైన ప్రత్యేకత లేదు. వాస్తవమేమిటంటే ఎవరు తమను తాము అల్లా పట్ల విధేయతకు అంకితం చేసుకుని ఆచరణలో సన్మార్గం అవలంబిస్తారో దానికి వారు తమ ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతారు. అటువంటి వారికి భయం కాని దుఃఖం కాని కలిగే అవకాశం ఎంతమాత్రం లేదు. క్రైస్తవుల వద్ద సత్యమనేది ఏమీ లేదు అని యూదులు అంటారు. యూదుల వద్ద సత్యమనేది ఏమీ లేదు అని క్రైస్తవులు అంటారు. కాని వారు ఉభయులూ చదివేది దైవగ్రంథమే. గ్రంథ జ్ఞానము లేని వాళ్లు కూడా ఇదే విధంగా ప్రగల్భాలు పలుకుతారు. వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి నిశ్చయంగా అల్లాహ్ ప్రళయ దినమునాడు తీర్పు చెబుతాడు. అల్లా ఆరాధనాలయాలలో ఆయన నామ సంస్మరణను నిషేధించి వాటి వినాశానికి ఒడిగట్టేవానికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు ఆరాధనాలయాలలో అడుగు పెట్టటానికి అర్హులు కారు. ఒకవేళ వారు వాటిలో ప్రవేశించినా భయపడుతూ ప్రవేశించాలి. కాని వారికి ప్రపంచంలో తీవ్ర పరాభవము పరలోకములో ఘోర శిక్ష తప్పవు. ప్రాక్పశ్చిమాలన్నీ అల్లావే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు తిప్పినా అక్కడ మీకు అల్లా సమ్ముఖం లభిస్తుంది. అల్లాహ్ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతా తెలిసినవాడు. అల్లాహ్ ఒకరిని తన కుమారుడుగా చేసుకున్నాడని వారు అంటారు. కాని అల్లాహ్ ఆ విషయాలకు అతీతుడు. ఆయన అత్యంత పవిత్రుడు. అసలు యథార్థం ఏమిటంటే భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయన సొంతమే. అవన్నీ ఆయన ఎడల విధేయతకు అంకితమైనవే. ఆయన ఆకాశాలకు భూమండలానికి సృష్టికర్త. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన దానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది. అల్లా స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు? లేక ఏదన్నా సూచన మా వద్దకు ఎందుకు రాదు అని అజ్ఞానులు అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇవే ప్రశ్నలను అడిగేవారు. సన్మార్గం తప్పిన వారందరి మనస్తత్వాలు ఒకటే. నమ్మేవారికి మేము మా సూచనలను స్పష్టం చేశాం. దీనికంటే స్పష్టమైన సూచన మరొకటి ఏముంటుంది? సత్యజ్ఞానాన్ని ప్రసాదించి నిన్ను మేము శుభవార్త తెలిపేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపాము. నరకవాసం ఎన్నుకున్న వారిని గురించి నీవు ఎంతమాత్రం బాధ్యుడవు, జవాబుదారుడవు కావు. నీవు ఓ ముహమ్మద్ వారి విధానాన్ని అవలంబించనంత వరకు యూదులు క్రైస్తవులు నీవంటే సంతోషం వ్యక్తం చెయ్యరు. అల్లా చూపిన మార్గమే సరి అయిన మార్గం అని నీవు వారికి స్పష్టం చెయ్యి. దివ్య జ్ఞానం నీ వద్దకు వచ్చిన పిదప కూడా ఒకవేళ నీవు వారి కోరికలకు లొంగిపోతే నిన్ను అల్లా పట్టు నుండి రక్షించే మిత్రుడు సహాయుడు ఎవడూ లేడు. మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు. దానిని వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. దాని ఎడల తిరస్కార భావం చూపేవారే అసలు నష్టపడేవారు. ఇస్రాయిలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చెయ్యండి. ప్రపంచంలోని అన్ని జాతుల కంటే మిమ్మల్ని నేను ఒక అత్యుత్తమమైన జాతిగా ఆదరించాను. భయపడండి ఆ దినానికి. ఆనాడు ఎవరూ ఎవరికీ ఏమాత్రము ఉపయోగపడరు. ఎవరి నుండి పరిహారం స్వీకరించబడదు. ఏ సిఫారసు ఎవరికీ లాభకరం కాదు. ఇంకా ఈ అపరాధులకు ఎక్కడ నుండి ఏ సహాయము లభించదు. మరొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. ఇబ్రాహీమును అతని ప్రభువు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటన్నింటిలో అతను పూర్తిగా నెగ్గాడు. అప్పుడు అతని ప్రభువు ఇలా అన్నాడు, నేను నిన్ను మానవులందరికీ నాయకునిగా చెయ్యబోతున్నాను. ఇబ్రాహీము తన ప్రభువును ఇలా అడిగాడు, ఈ నీ వాగ్దానం నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్, నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు అని సమాధానం చెప్పాడు. ఈ గృహాన్ని మేము మానవులందరికీ కేంద్రంగానూ శాంతి నిలయంగానూ చేశాము. ఇబ్రాహీము ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేసుకోవలసిందని ప్రజలను మేము ఆదేశించాము. ఇంకా నా ఈ గృహాన్ని దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఎతెకాఫు పాటించేవారి కొరకు, రుకూ సజదాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీమును ఇస్మాయిలును నిర్దేశించాము. ఆ తరువాత ఇబ్రాహీము అల్లాను ఇలా అర్థించాడు, ప్రభూ, ఈ నగరాన్ని సుఖశాంతుల నగరం చెయ్యి. ఈ నగరవాసులలో అల్లాను పరలోకాన్ని విశ్వసించేవారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఆహారంగా ప్రసాదించు. అప్పుడు అతని ప్రభువు ఇలా జవాబు పలికాడు, విశ్వసించని వారికి కూడా ఇహలోకపు తాత్కాలిక జీవితావసరాలను ప్రసాదిస్తాను, కాని చివరకు వారిని నరకయాతన వైపునకు ఈడుస్తాను. అది అత్యంత దుర్భరమైన నివాస స్థలం. ఇబ్రాహీము ఇస్మాయిలు ఈ ఇంటి గోడలను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు, ఓ మా ప్రభూ, మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు. నీవు అందరి మొరలు ఆలకించేవాడవు, అన్నీ తెలిసినవాడవు. ప్రభూ, మా ఇద్దరినీ నీకు విధేయులుగా చేసుకో. పూర్తిగా నీ విధేయతకే అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భవింపచెయ్యి. నీ ఆరాధనారీతులను మాకు తెలుపు. మా తప్పులను మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడవు మరియు అనంతంగా కరుణించేవాడవు. ప్రభూ, నీ వాక్యాలు వారికి వినిపించి నీ గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని వారికి బోధించి వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశాలివి. ఇబ్రాహీము విధానాన్ని ఇక ద్వేషించేవాడెవడు? తనను తాను అజ్ఞానానికి అహంభావానికి గురి చేసుకునేవాడు తప్ప. ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీము. పరలోకములో అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటివాడంటే, ముస్లిముగు అయిపో అని అతని ప్రభు అతనితో అన్నప్పుడు అతను వెంటనే, నేను విశ్వప్రభువు యొక్క ముస్లిమును, అయిపోయాను అని జవాబు పలికాడు. ఇదే మార్గములో నడవండి అని ఇబ్రాహీము తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్నే యాహూబు కూడా తన సంతానానికి చేశాడు. నా బిడ్డలారా, ఈ ధర్మాన్నే అల్లాహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు మరణించే వరకు ముస్లిములుగానే ఉండండి. యాహూబు మృత్యుదశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు, బిడ్డలారా, నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారంతా ఇలా సమాధానం చెప్పారు, మీరు మీ పెద్దలైన ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణే మేము ఆరాధిస్తాము, మేము ఆయనకే ముస్లిములమై ఉంటాము. వారంతా గతించిన ఒక సంఘం. వారు సంపాదించింది వారిది, మీరు సంపాదించేది మీది. వారు చేసిన దాన్ని గురించి మిమ్మల్ని అడగటం జరగదు. యూదులుగా మారితేనే రుజుమార్గము లభిస్తుంది అని యూదులు అంటారు. క్రైస్తవులుగా మారితేనే ధర్మ మార్గం పొందగలుగుతారు అని క్రైస్తవులు అంటారు. మీరు వారితో ఇలా అనండి, కాదు, మేము అన్ని మార్గాలను విసర్జించి ఒక్క ఇబ్రాహీము మార్గాన్నే అనుసరిస్తాము. ఇబ్రాహీము ముష్రికులలోని వాడు కాదు. ముస్లిములారా, ఇలా ప్రకటించండి, మేమంతా అల్లాను, ఆయన మా వైపునకు పంపిన హితోపదేశాన్ని విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాహూబు, యాహూబు సంతానంపై అవతరించిన దానిని, మూసాకు, ఈసాకు, ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు ప్రసాదించిన దానిని మేము విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావం చూపము. మమ్మల్ని మేము ముస్లిములుగా అల్లాకు సమర్పించుకున్నాము. మీరు విశ్వసించినట్లే వారు విశ్వసిస్తే అప్పుడు వారు ధర్మ మార్గములో ఉన్నట్లు. కాని వారు ఒకవేళ దీనికి వైముఖ్యం చూపితే కేవలం వైషమ్యంతో మంకుపట్టు పడుతున్నారన్నది విషదము. కనుక వారి వారి నుండి మిమ్మల్ని ఆదుకునేందుకు అల్లా చాలు. మీరు నిశ్చింతగా ఉండండి, ఆయన అన్నీ వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. వారితో ఇలా చెప్పండి, అల్లా యొక్క రంగును స్వీకరించండి. అల్లా రంగు కంటే మరెవరి రంగు శ్రేష్టతరమైనది? మేము కేవలం ఆయననే ఆరాధిస్తాము. ప్రవక్త వారితో ఇలా అను, అల్లా విషయములో మీరు మాతో వాదులాడుతారా? వాస్తవానికి ఆయనే మాకు ప్రభువు, మీకు ప్రభువు. మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు. మేమైతే మా దాస్యాన్ని కేవలం అల్లాకే ప్రత్యేకం చేసుకున్నాము. లేకపోతే ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాహూబు, యాహూబు సంతానము వీరంతా యూదులని లేక క్రైస్తవులని మీరు అంటారా? ఇలా అడుగు, మీకు బాగా తెలుసా లేక అల్లాకా? అల్లా అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మీ చేష్టలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. వారంతా గతించిన ఒక సంఘం. వారి సంపాదన వారిది, మీ సంపాదన మీది, వారి కర్మలను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం సంభవించదు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మూర్ఖజనులు ఇలా అంటారు, పూర్వం ఏ ఖిబ్లా వైపునకు తిరిగి వారు నమాజు చేసేవారో దాని నుండి ఇంత అకస్మాత్తుగా మరలటానికి కారణం? ప్రవక్త వారితో ఇలా అను, ప్రాక్పశ్చిమాలు అన్నీ అల్లావే, అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఈ విధంగా మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాము, ఇకపై మీరు సమస్త మానవజాతికి సాక్షులుగా ఉంటారు, ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు. ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వెనుతిరిగిపోతారో పరీక్షించాలనే మేము పూర్వం మీరు మీ ముఖాన్ని ఏ దిక్కు వైపునకు తిప్పేవారో ఆ దిక్కునే మీ ఖిబ్లాగా నిర్ణయించాము. ఇది నిజంగా ఎంతో కఠినమైన విషయం, కాని అల్లాహ్ సన్మార్గ భాగ్యాన్ని కలుగజేసిన వారికి ఇది ఏమాత్రం కష్టతరం కాలేదు. ఈ మీ విశ్వాసాన్ని అల్లాహ్ ఏమాత్రం వృధా కానివ్వడు. మానవుల పట్ల అల్లాకు ఎంతో కరుణ వాత్సల్యం ఉన్నాయనే విషయాన్ని నిశ్చయంగా నమ్మండి. ప్రవక్త, నీవు మాటిమాటికి నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము, ఇదిగో నీకు అత్యంత ప్రీతికరమైన ఖిబ్లా వైపునకే ఇప్పుడు మేము నిన్ను త్రిప్పుతున్నాము, కాబట్టి నీవు ముఖాన్ని మస్జిదే హరాము వైపునకు త్రిప్పు, ఇకపై మీరెక్కడున్నా సరే ముఖాన్ని ఆ వైపునకు పెట్టి నమాజు చెయ్యండి. ఖిబ్లా మార్పునకు సంబంధించిన ఈ ఆదేశాన్ని వారి ప్రభువే ఇచ్చాడని, అది సత్యం అని గ్రంథ ప్రజలకు బాగా తెలుసు, కాని ఇది తెలిసిన తరువాత కూడా వారు ఏమి చేస్తున్నారో దానిని అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. గ్రంథ ప్రజలకు నీవు ఏ నిదర్శనం చూపినా వారు నీ ఖిబ్లాను అనుసరించటం సంభవించదు, వారి ఖిబ్లాను అనుసరించటం నీకూ సాధ్యపడదు, వారిలోని ఏ వర్గం వారు కూడా మరొకరి ఖిబ్లాను అనుసరించటానికి తయారుగా లేరు. నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా ఒకవేళ వారి కోరికలను అనుసరిస్తే నిశ్చయంగా దుర్మార్గులలో చేరిపోతావు. మేము ఎవరికి గ్రంథాన్ని ప్రసాదించామో వారు తమ సంతానాన్ని ఏ విధంగా గుర్తిస్తారో అదేవిధంగా ఖిబ్లాగా నిర్ణయింపబడిన ఈ స్థలాన్ని గుర్తిస్తారు, కాని వారిలోని ఒక వర్గం బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చుతోంది. నిస్సందేహంగా ఇది మీ ప్రభువు నుండి వచ్చిన సత్యం, కనుక దీని విషయంలో మీరు ఏమాత్రం సంశయములో పడకండి. ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉన్నది, దాని వైపునకు అతడు తిరుగుతాడు, కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించండి. మీరంతా ఎక్కడున్నా సరే అల్లాహ్ మిమ్మల్ని కనుగొంటాడు, ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు. మీరు ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని నమాజు సమయంలో మస్జిదే హరాము వైపునకు త్రిప్పండి, ఎందుకంటే ఇది మీ ప్రభువు చేసిన న్యాయమైన నిర్ణయం. మీ కర్మలను అల్లా గమనించకుండా ఉండటం లేదు. మీరు ఏ ప్రదేశంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని మస్జిదే హరాము వైపునకే త్రిప్పండి, మీరు ఎక్కడున్నా సరే దానివైపునకే తిరిగి నమాజు చెయ్యండి. దీనివల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం లభించదు. కాని వారిలో దుర్మార్గులైన వారి నోరు ఎట్టి పరిస్థితులలోనూ ఊరుకోదు, అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేస్తాను. మీరు నా ఈ ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్య మార్గం పొందే అవకాశం ఉంది. ఆ ప్రకారంగానే ఈ విషయాల వల్ల మీకు సాఫల్య భాగ్యం కలిగింది. మేము మీలో నుండే ఒకరిని ప్రవక్తగా మీ మధ్యకు పంపాము. అతను మీకు మా వాక్యాలను వినిపిస్తాడు, మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు, మీకు గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు, మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్పుతాడు. కనుక మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలుపండి, చేసిన మేలును మరువకండి. విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. సహనం కలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లా మార్గములో చంపబడిన వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు సజీవులు, కాని మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. భయప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురిచేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనస్థైర్యంతో ఉండేవారు, కష్టకాలం దాపురించినప్పుడు మేమంతా అల్లాకే చెందినవారము, అల్లా వైపునకే మరలిపోవలసిన వారము అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభు తన అపూర్వ అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆయన కారుణ్య ఛాయలు వారికి ఆశ్రయమిస్తాయి. వారే సన్మార్గగాములు. సఫా మర్వాలు నిశ్చయంగా అల్లా యొక్క చిహ్నాలు. కనుక కాబా గృహానికి హజ్ కొరకు లేక ఉమ్రా కొరకు పోయేవారు ఈ రెండు కొండల మధ్య సయీ చేస్తే అది దోషం ఎంతమాత్రం కాదు. స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అది అల్లాకు తెలుస్తుంది, ఆయన దానిని ఆదరిస్తాడు. మేము అవతరింపజేసిన స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథములో విషదం చేసిన తరువాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించేవారంతా వారిని శపిస్తారు. కాని ఎవరు పశ్చాత్తాపంతో తమ ఈ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ వచ్చిన దానిని ప్రకటిస్తారో, వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాణ్ణి, అధికంగా కరుణించేవాణ్ణి. అవిశ్వాస వైఖరిని అవలంబించి అవిశ్వాసులుగానే అసూలు బాసిన వారిని అల్లాహ్, ఆయన దూతలు, ఇంకా మానవులందరూ శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కాని వారికి మళ్లీ ఏ వ్యవధి ఇవ్వటం కాని సంభవించదు. మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ సత్యం గ్రహించటానికి ఏవైనా గుర్తులు, తార్కాణాలు అవసరమైతే వివేకం ఉన్నవారికి భూమ్యాకాశాల నిర్మాణములో రేయింబవళ్లు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైన పయనములో ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ నదులలో, సముద్రాలలో సంచరించే ఓడలలో, పైనుండి అల్లా కురిపించే వర్షపు నీటిలో, తద్వారా ఆయన మృతభూమికి ప్రాణం పోస్తాడు. ఈ ఏర్పాటు ద్వారా భూమిలో వివిధ ప్రాణులను వర్ధిల్లజేస్తాడు. వాయువుల సంచారములో, భూమ్యాకాశాల మధ్య అల్లా ఆదేశాలకు కట్టుబడి ఉన్న మేఘమాలికలలో అసంఖ్యాకమైన సూచనలు కానవస్తాయి. కాని అల్లా ఏకత్వాన్ని స్పష్టంగా బహిరంగంగా చాటే ఇన్ని సూచనలు ఉన్నప్పటికీ కొందరు అల్లాను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లా పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అన్నిటికంటే అధికంగా అల్లానే ప్రేమిస్తారు. సర్వశక్తులు సర్వాధికారాలు అల్లా గుప్పెట్లో ఉన్నాయని, ఇంకా శిక్షించటంలో కూడా ఆయన చాలా కఠినుడని ఈ దుర్మార్గులకు మున్ముందు ఘోర శిక్షను ప్రత్యక్షంగా చూసిన తరువాత బోధపడే బదులు ఇప్పుడే బోధపడితే ఎంత బావుంటుంది. అల్లాహ్ వారిని శిక్షించే సమయాన వారు ప్రపంచంలో ఏ నాయకుల ఏ మార్గదర్శకుల అడుగుజాడలలో నడిచేవారో ఆ నాయకులు ఆ మార్గదర్శకులు తమ అనుచరులతో ఏమాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. కాని వారికి శిక్ష మాత్రం తప్పదు. ఇంకా వారి సకల సాధనా సంపత్తుల పరంపర తెగిపోతుంది. అప్పుడు అనుచరులు ఇలా అంటారు, మాకు ప్రపంచానికి మళ్లీ తిరిగిపోయే మరొక అవకాశం లభిస్తే వారు ఈరోజు మమ్మల్ని త్యజిస్తున్న విధంగానే మేము వారిని అప్పుడు త్యజిస్తాము. ఈ విధంగా ప్రపంచంలో వారు చేసిన కర్మలను అల్లాహ్ వారి ముందు ఉంచుతాడు. వారు అప్పుడు నిస్పృహతో తీవ్ర అవమాన భారంతో కృంగిపోతారు. అయినప్పటికీ నరకాగ్ని నుండి బయటపడటం వారికి సాధ్యపడదు. ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన పరిశుభ్రమైన వాటినన్నింటినీ మీరు తినండి. శైతాను చూపే మార్గాలను తొక్కకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. దుర్మార్గాన్ని అశ్లీలాన్ని చెయ్యండి అని వాడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తాడు. ఏ విషయాలను గురించి అయితే అల్లా చెప్పినట్లు మీకు తెలియదో ఆ విషయాలను అల్లా పేరుతో చెప్పండి అని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. అల్లా అవతరింపజేసిన ఆదేశాలను అనుసరించండి అని వారితో అన్నప్పుడు వారు, మా పూర్వీకులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము అనుసరిస్తాము అని సమాధానం చెబుతారు. వారి పూర్వీకులు జ్ఞానం లేనివారైనప్పటికీ సన్మార్గం పొందనివారైనప్పటికీ వారు వారినే అనుసరిస్తూ పోతారా? అల్లా చూపిన మార్గాన్ని తిరస్కరించే వారి పోలిక ఇలా ఉంది, పశువుల కాపరి పశువులను కేకవేస్తాడు కాని అవి ఆ కేకల అరుపుల ధ్వనిని తప్ప దేనిని వినలేవు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. అందుకని ఏ విషయమూ వారి బుర్రకెక్కదు. విశ్వసించిన ఓ ప్రజలారా, నిజంగానే మీరు అల్లా ఆరాధకులైతే మేము మీకు ప్రసాదించిన పరిశుభ్రమైన వస్తువులను నిస్సంకోచంగా తినండి. అల్లాకు కృతజ్ఞతలు తెలుపండి. అల్లా నిషేధించినవి ఏవన్నా ఉంటే అవి ఇవి మాత్రమే. మరణించిన వాటిని తినకండి. రక్తాన్ని పంది మాంసాన్ని ముట్టకండి. ఇంకా అల్లాకు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి. కాని ఎవరైనా గత్యంతరం లేక వాటిలోని ఏ పదార్థాన్నైనా తింటే అది పాపం కాదు. అయితే నిషేధాజ్ఞను ఉల్లంఘించే ఉద్దేశ్యం ఉండకూడదు. ఇంకా అవసరానికి మించి తినకూడదు. అల్లా క్షమించేవాడు కరుణించేవాడును. వాస్తవమేమిటంటే అల్లాహ్ తన గ్రంథములో ప్రవచించిన ఆజ్ఞలను దాచేవారు వాటిని స్వల్ప ప్రాపంచిక ప్రయోజనాల కొరకు విక్రయించేవారు నిశ్చయంగా తమ ఉదరాలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినమునాడు అల్లాహ్ వారిని ఏమాత్రం పలుకరించడు, పవిత్రులుగా పరిగణించడు. వారికి వ్యధాభరితమైన శిక్ష కలదు. సన్మార్గానికి బదులు వక్రమార్గాన్ని, క్షమాభిక్షకు బదులు ఘోర శిక్షను కొనుక్కున్నవారు వీరు. ఎంత ధైర్యం వీరికి! నరక శిక్షను సైతం భరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు సంభవించిందంటే అల్లాహ్ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేశాడు. కాని ఈ గ్రంథంలో విభేదాలు కల్పించినవారు తమ తగాదాలలో పడి అసలు సత్యం నుండే చాలా దూరం వెళ్లిపోయారు. సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాను, అంతిమ దినాన్ని, దూతలను, అల్లా అవతరింపజేసిన గ్రంథాన్ని, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం. ఇంకా అల్లా పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకు, అనాథుల కొరకు, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు సహాయం చెయ్యండి అని అర్థించేవారి కొరకు, ఖైదీలను విడుదల చెయ్యటానికి వ్యయపరచటం, ఇంకా నమాజును స్థాపించటం, జకాతు ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పాలించేవారు, కష్టకాలములో లేమిలో సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటములో స్థైర్యం చూపేవారు సత్పురుషులు. వాస్తవంగా సత్యసంధులు, అల్లాయడల భయభక్తులు కలవారు వీరే. విశ్వసించిన ఓ ప్రజలారా, హత్యా వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం నిర్ణయించబడింది. హత్య చేసిన వ్యక్తి స్వతంత్రుడైతే ఆ స్వతంత్రుణ్ణే శిక్షించాలి, బానిస అయితే ఆ బానిసనే వధించాలి, స్త్రీ అయితే ఆ స్త్రీనే చంపాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే న్యాయసమ్మతంగా రక్త శుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తరువాత కూడా ఈ హద్దులను అతిక్రమించేవారు ఘోర శిక్షకు గురి అవుతారు. బుద్ధి జ్ఞానం కల ఓ మానవులారా, ఈ ప్రతీకార న్యాయం మీ సమాజానికి ఊపిరి. ఈ శాసనోల్లంఘనానికి మీరు దూరంగా ఉంటారని ఆశించబడుతోంది. మీలో ఎవరికైనా మరణకాలము సమీపించినప్పుడు వారు ఆస్తిపాస్తులు కలవారైతే తమ తల్లిదండ్రులకు, బంధువులకు న్యాయసమ్మతంగా పంచిపడుతూ మరణ శాసనం విధిగా వ్రాయాలి. ఇది అల్లా పట్ల భయభక్తులు కలవారి విద్యుక్త ధర్మం. ఇంకా మరణ శాసనం విన్నవారు తరువాత ఒకవేళ దానిని మార్చితే దాని పాపమంతా ఆ మార్చిన వారిది. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. కాని మరణ శాసనం చేసిన వ్యక్తి తెలియకపోవటం వల్లనో లేక బుద్ధిపూర్వకంగానో అన్యాయం చేశాడనే అనుమానం ఎవరికైనా కలిగితే వారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో ఏమాత్రం దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించబడిందో, దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఈ ఉపవాసం కొన్ని దినాల వరకే. కాని మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణములో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాస దినాలను పూర్తి చెయ్యాలి. ఉపవాసం ఉండే శక్తి కలవారు ఒకవేళ దానిని పాటించకపోతే పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాస దినానికి పరిహారం ఒక పేదవానికి భోజనం పెట్టడం. కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. అయితే మీరు విషయాన్ని గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఉత్తమం. పవిత్ర ఖురాను అవతరించిన మాసం రమదాను మాసం. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రమదాను మాసాన్ని పొందే వ్యక్తి ఆ మాసం అంతా విధిగా ఉపవాసం ఉండాలి. కాని వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణములో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చెయ్యాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం కలుగజెయ్యాలనే అభిలషిస్తాడు. మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు. కనుక మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చెయ్యగలగటానికి, అల్లాహ్ మీకు ప్రసాదించిన మహోపదేశానికి మీరు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడటానికి, ఆయనకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈ పద్ధతి తెలుపబడుతోంది. నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశాన్ని విని దానిని స్వీకరించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి వినిపించు. వారు రుజుమార్గాన్ని పొందే అవకాశం ఉంది. ఉపవాస కాలములో రాత్రి సమయాలలో మీరు మీ భార్యల వద్దకు పోవడం మీ కొరకు ధర్మసమ్మతం చెయ్యబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాకు తెలిసిపోయింది. అయినప్పటికీ ఆయన మీ అపరాధాన్ని క్షమించాడు, మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం చేయవచ్చు. అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన సుఖానుభవాన్ని పొందండి. ఇంకా రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత వీటన్నింటినీ త్యజించి చీకటి పడే వరకు మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. కాని మసీదులలో ఎతెకాఫును పాటించేటప్పుడు మీరు మీ భార్యలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు, వీటి దరిదాపులకు కూడా పోకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తాడు. తప్పుడు మార్గాల నుండి వారు తమను తాము రక్షించుకుంటారని ఆశించబడుతోంది. మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగాన్ని కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయ నిర్ణేతల వద్దకు తీసుకుని పోకండి. ప్రవక్త, తరిగే పెరిగే చంద్రుని రూపాలను గురించి ప్రజలు నిన్ను అడుగుతుంటారు. నీవు వారికి ఇలా తెలుపు, తేదీల లెక్కకు, హజ్ కాల నిర్ణయానికి అవి గుర్తులు. ఇంకా వారికి ఇలా చెప్పు, మీరు మీ ఇళ్లల్లోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించటం సత్కార్యం ఎంతమాత్రం కాదు. దైవాగ్రహానికి దూరంగా ఉండటమే అసలు నిజమైన సత్కార్యం. కనుక మీరు వాకిళ్ల నుండే ఇళ్లల్లోకి ప్రవేశించండి. అయితే అల్లాకు భయపడుతూ ఉండండి, బహుశా మీకు వాస్తవమైన సాఫల్య భాగ్యం కలుగవచ్చు. మీతో పోరాడేవారితో మీరు అల్లా మార్గములో పోరాడండి, కాని హద్దులు అతిక్రమించకండి. హద్దులు అతిక్రమించేవారిని అల్లాహ్ ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో పోరాడండి. మిమ్మల్ని వారు ఎక్కడ నుండి పారద్రోలారో అక్కడి నుండి మీరూ వారిని పారద్రోలండి. చంపటం చెడ్డదే, కాని పీడన అంతకంటే చెడ్డది. మస్జిదే హరాము వద్ద వారు మీతో యుద్ధం చెయ్యనంత వరకు మీరూ వారితో యుద్ధం చెయ్యకండి. కాని వారే అక్కడ కయ్యానికి కాలు దువ్వితే మీరు వారిని చంపటానికి వెనుదీయకండి. అవిశ్వాసులకు ఇదే తగిన శిక్ష. వారు యుద్ధం చెయ్యటం మానుకుంటే మీరూ మానండి. అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడు అనే విషయాన్ని తెలుసుకోండి. పీడన అంతమయ్యే వరకు, దైవ ధర్మం స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తరువాత వారు దానిని మానుకుంటే దౌర్జన్యపరులను తప్ప మరెవ్వరినీ శిక్షించకూడదు. నిషిద్ధమాసానికి బదులు నిషిద్ధమాసమే. నిషేధాలన్నింటినీ అందరూ సమానంగా గౌరవించవలసినది. కనుక మీపై ఎవరన్నా దాడి చేస్తే మీరూ వారిపై అదేవిధంగా దాడి చెయ్యండి. అయితే అల్లాకు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఏర్పరచిన హద్దులను అతిక్రమించకుండా ఉండేవారితోనే అల్లాహ్ ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకోండి. అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి. చేతులారా, మిమ్మల్ని మీరు వినాశంపాలు చేసుకోకండి. మేలు చెయ్యండి. మేలు చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. హజ్ను ఉమ్రాను అల్లా సంతోషం కోసం చెయ్యాలని సంకల్పించుకుంటే దానిని నెరవేర్చండి. మార్గ మధ్యంలో చిక్కుకుంటే మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని అల్లాకు సమర్పించండి. ఖుర్బానీ తన స్థానాన్ని చేరనంత వరకు మీరు శిరోముండనాన్ని చేయించుకోకండి. కాని మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై లేదా తల బాధపు లోనై ఖుర్బానీ తన స్థానానికి చేరక మునుపే శిరోముండనం చేయించుకుంటే దానికి పరిహారంగా ఉపవాసం ఉండాలి, లేక దానధర్మాలు చెయ్యాలి, లేక ఖుర్బానీ ఇవ్వాలి. తరువాత శాంతి భద్రతలు నెలకొన్నట్లయితే, మీరు హజ్కు ముందే మక్కాకు చేరుకున్నట్లయితే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ హజ్ కాలం వచ్చే వరకు మీలో ఎవరైనా ఉమ్రా చేసినట్లయితే వారు తమ శక్తికి తగిన విధంగా ఖుర్బానీ ఇవ్వాలి. ఖుర్బానీ ఇవ్వలేకపోతే హజ్ కాలములో 3 ఉపవాసాలు, ఇంటికి తిరిగి వచ్చిన పిదప 7 ఉపవాసాలు, ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలు ఉండాలి. మస్జిదే హరాముకు సమీపములో ఇల్లు వాకిలి లేనివారికే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అల్లా ఇచ్చే ఈ ఆజ్ఞలను మీరు ఉల్లంఘించకండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడని మీరు స్పష్టంగా తెలుసుకోండి. హజ్ మాసాలు అందరికీ తెలిసినవే. ఈ నిర్ణీత మాసాలలో హజ్ చేసే సంకల్పం ఉన్న వ్యక్తి అప్రమత్తుడై వెలగాలి. హజ్ సమయంలో అతడు కామచేష్టలకు, దుష్కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ఏ పుణ్యకార్యమైనా అది అల్లాకు తెలుస్తుంది. హజ్ యాత్రకు ప్రయాణ సామగ్రిని తీసుకు వెళ్ళండి. భయభక్తులు అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక వివేకవంతులారా, నాకు అవిధేయత చూపకండి. హజ్ యాత్రతో పాటు మీరు అల్లా అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో దోషం లేదు. అరఫాతు నుండి బయలుదేరి మష్అరే హరాం వద్ద ఆగి అల్లాను స్మరించండి. అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి. వాస్తవానికి మీరు పూర్వం మార్గం తప్పి నడిచేవారు. తరువాత ప్రజలంతా ఏ స్థలము నుండి వెనుకకు మరలుతారో అదే స్థలము నుండి మీరూ మరలండి. క్షమించమని అల్లాను వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడును. మీ హజ్ విధులను ముగించిన తరువాత మీరు మీ తాతముత్తాతలను పూర్వము స్మరించే విధంగానే ఇంకా దానికంటే అధికంగానే అల్లాను స్మరించండి. కాని అల్లాను స్మరించేవారిలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. వారిలో కొందరు, మా ప్రభూ, మాకు ఈ లోకములోనే అన్నీ ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకములో ఏ భాగమూ లేదు. ఇంకా కొందరు ఈ విధంగా ప్రార్థిస్తారు, మా ప్రభూ, ఇహలోకములోనూ పరలోకములోనూ మాకు మంచిని ప్రసారించు, మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు. ఇలాంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా ఉభయ లోకాలలో తమ వాటాను పొందుతారు. లెక్క తేల్చటం అల్లాకు ఎంతోసేపు పట్టదు. మీరు అల్లా నామ సంస్మరణలో గడపవలసిన రోజులు లెక్కకు కొన్ని మాత్రమే. త్వరగా 2 రోజులలోనే ఇక్కడ నుండి తిరిగి వెళ్లితే అది ఏమాత్రం దోషం కాదు. ఎవరైనా ఇంకా కొంతకాలం ఉండి తిరిగి వెళ్లినా తప్పులేదు. అయితే ఆ దినాలను అతడు భయభక్తులతో గడపాలి. అల్లా పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఒకరోజు మీరంతా ఆయన సన్నిధిలో హాజరు కావలసి ఉంది అని బాగా తెలుసుకోండి. మానవులలోని ఒకడు చెప్పే మాటలు ఇహలోక జీవితములో నిన్ను ఎంతో రంజింపచేస్తాయి. తన సంకల్పశుద్ధిని గురించి తెలుపటానికి అతడు అల్లాను మాటిమాటికి సాక్షిగా నిలబెడతాడు. కాని వాస్తవంగా అతడు సత్యానికి బద్ధవిరోధి. అతడికి అధికారం లభించినప్పుడు అతడు లోకములో కల్లోల వ్యాప్తికి, పంట పొలాల విధ్వంసానికి, మానవ సంతతి వినాశానికి నిత్యం కృషి చేస్తాడు. అతడు సాక్షిగా నిలబెట్టే అల్లాహ్ కల్లోలాన్ని ఏమాత్రం సహించడు. అల్లాకు భయపడు అని అతడితో అన్నప్పుడు అహంభావం అతడిని పాపానికే అంటుకుపోయేలా చేస్తుంది. అలాంటి వాడికి తగిన స్థలం నరకమే, అది అతి చెడ్డ నివాసం. మరోవైపు మానవులలోనే మరొకడు అల్లా సంతోషం పొందటానికే తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాడు. అల్లాహ్ అటువంటి తన దాసుణ్ణి అమితంగా ప్రేమిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు పూర్తిగా ఇస్లాములో ప్రవేశించండి. సైతాను అడుగుజాడలు త్రొక్కకండి. అతడు మీకు బహిరంగ శత్రువు. మీ వద్దకు వచ్చిన స్పష్టమైన హితోపదేశాలను మీరు స్వీకరించిన తరువాత మళ్లీ తప్పుటడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు అనే విషయాన్ని బాగా తెలుసుకోండి. ఇన్ని హితోపదేశాల తరువాత కూడా ప్రజలు తమను తాము సరిదిద్దుకోకపోతే మేఘాల షామియానాలలో దూతలు వెంట రాగా అల్లాహ్ వారి ముందు స్వయంగా ప్రత్యక్షమై వారిని గురించి తీర్పు చెప్పే సమయం కోసం వారు నిరీక్షిస్తున్నారని దాని అర్థమా? చివరకు అన్ని వ్యవహారాలు అల్లా ముందే పెట్టబడతాయి. మేము ఎన్ని స్పష్టమైన గుర్తులు వారికి చూపించామో ఇస్రాయిలు వంశీయులను అడగండి. ఇంకా అల్లా అనుగ్రహ భాగ్యం కలిగిన తరువాత దాన్ని దౌర్భాగ్యంగా మార్చుకునే జాతిని అల్లాహ్ ఎంత కఠినంగా శిక్షిస్తాడో కూడా వారిని అడగండి. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి ఇహలోక జీవితం ప్రియమైనదిగానూ మనోహరమైనదిగానూ కనిపించేలా చేయబడింది. వారు విశ్వాస వైఖరి అవలంబించిన వారిని పరిహసిస్తారు. కాని ప్రళయ దినమునాడు భయభక్తులు కలవారే వారికంటే ఉన్నత స్థానములో ఉంటారు. ఇక ఐహిక సంపదనైతే తాను కోరిన వారికి లెక్కలేకుండా ఇచ్చే అధికారం అల్లాకే ఉంది. ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గాన్ని అనుసరించారు. కాని తరువాత పరిస్థితులు మారాయి, అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అల్లాహ్ ప్రవక్తలను పంపాడు. వారు సత్యమార్గములో నడిచేవారికి శుభవార్తలు తెలిపేవారు. వక్రమార్గం అనుసరిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిక చేసేవారు. సత్యం గురించి ప్రజలలో పొడచూపిన విభేదాలు పరిష్కరించటానికి వారితో పాటు పరమ సత్యం ఉన్న గ్రంథాన్ని కూడా పంపాడు. ఈ అభిప్రాయ భేదాలు తల ఎత్తటానికి కారణం ప్రారంభంలో ప్రజలకు సత్యం తెలుపబడకపోవటం ఎంతమాత్రం కాదు. ఈ విభేదాలను సృష్టించిన వారు సత్యజ్ఞానం ప్రసాదించబడ్డవారే. స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా వారు కేవలం ఒకరికొకరు అన్యాయం చేసుకునే ఉద్దేశ్యంతో అసలు సత్యాన్ని వదలి విభిన్న పద్ధతులను సృష్టించుకున్నారు. అయితే ప్రవక్తలను విశ్వసించిన వారికి అల్లాహ్ తన అనుమతితో ప్రజలు వివాదపడిన సత్యాన్ని పొందే మార్గాన్ని చూపాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. స్వర్గప్రవేశం ఊరకే లభిస్తుందని మీరు అపోహపడుతున్నారా? మీకు పూర్వం విశ్వాసులకు సంభవించినవన్నీ ఇంకా మీకు సంభవించనేలేదే. వారిపై ఆపదలు, ఎనలేని వ్యధలు విరుచుకుపడ్డాయి. వారు కుదిపివేయబడ్డారు. చివరకు అప్పటి ప్రవక్త, విశ్వాసులైన అతని అనుచరులు, అల్లా సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది అని ఆక్రోశించారు. అప్పుడు, అదిగో అల్లా సహాయం సమీపంలోనే ఉంది అని వారిని ఓదార్చటం జరిగింది. మేము ఏమి ఖర్చు చెయ్యాలి అని ప్రజలు అడుగుతారు. మీరు ఏమి ఖర్చు చేసినా దానిని మీ తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు, అనాథులు, నిరుపేదలు, బాటసారుల కొరకు ఖర్చు చెయ్యండి. మీరు ఏ మేలు చేసినా దానిని అల్లాహ్ తెలుసుకుంటాడు అని వారికి చెప్పండి. యుద్ధం చెయ్యండి అని మీకు ఆజ్ఞాపించబడింది, కాని అది మీకు ఇష్టంగా లేదు. మీకు నచ్చని విషయమే మీకు లాభకరం కావచ్చు, మీకు నచ్చే విషయమే మీకు నష్టకరం కావచ్చు. ఈ విషయం అల్లాకు తెలుసు, మీకు తెలియదు. నిషిద్ధ మాసంలో యుద్ధం చెయ్యటాన్ని గురించి ప్రజలు నిన్ను అడుగుతారు. వారికి ఇలా సమాధానం చెప్పు. ఆ మాసంలో యుద్ధం చెయ్యటం మహానేరమే, కాని అల్లా మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాను తిరస్కరించటం, అల్లా ఆరాధకులను మస్జిదే హరామును దర్శించకుండా ఆటంకపరచటం, అందులో ఉండేవారిని బయటికి గెంటివెయ్యటం అల్లా దృష్టిలో అంతకంటే గొప్ప నేరం. ఇంకా హింస ద్వారా పరధర్మాన్ని అణచటం రక్తపాతం కంటే అత్యంత తీవ్రమైనది. మిమ్మల్ని మీ ధర్మాన్నుండి మళ్లించగలగటం వారికి సాధ్యపడితే వారు అంతవరకు మీతో యుద్ధం చేస్తూనే పోతారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మీలో ఎవరైనా తన ధర్మాన్ని పరిత్యజించి అవిశ్వాస స్థితిలో మరణిస్తే అతడు చేసిన మంచి పనులన్నీ ఇహపరలోకాలు రెండింటిలోనూ వృధా అవుతాయి. అటువంటి వారంతా నరకవాసులు. నరకములోనే వారు శాశ్వతంగా ఉంటారు. కాని దీనికి భిన్నంగా విశ్వసించి అల్లా మార్గములో తమ ఇల్లు వాకిలి సహితం విడిచి జిహాదు చేసేవారు దైవ కారుణ్యం ఆశించటానికి అన్ని విధాలా అర్హులు. అల్లాహ్ వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు. మద్యపానం గురించి, జూదం గురించి ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. నీవు వారికి ఇలా ఉపదేశించు, ఈ రెంటిలోనూ కీడు ఉన్నది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నా ఈ లాభాల కంటే కలిగే కీడే ఎక్కువ. మేము అల్లా మార్గంలో ఏమి ఖర్చు పెట్టాలి అని వారు అడుగుతారు. మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది అని నీవు వారికి చెప్పు. ఇహపరాల చింతన మీలో కలిగేందుకుగాను అల్లాహ్ ఈ విధంగా తన ఆజ్ఞలను విశదీకరిస్తాడు. అనాథులతో వ్యవహరించే తీరును గురించి వారు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా బోధించు, ఏ విధంగా వ్యవహరిస్తే వారికి ఎక్కువ మేలు కలుగుతుందో ఆ విధంగా వ్యవహరించటం ఉత్తమం. ఒకవేళ మీరు వారు కలసి ఉంటూ ఉభయుల ఖర్చులను ఉమ్మడిగా భరిస్తే అందులో అభ్యంతరం లేదు. ఎటొచ్చి వారు మీకు సోదరతుల్యులే కదా. కీడు చేసేవారెవరో మేలు చేసేవారెవరో అల్లాకు బాగా తెలుసు. అల్లా కోరితే ఈ విషయంలో మీతో కఠినంగా వ్యవహరించి ఉండేవాడి, కాని ఆయన సర్వాధికారియే కాదు వివేకవంతుడు కూడా. ముష్రిక్కు మహిళలు విశ్వసించనంత వరకు మీరు వారిని ఎట్టి పరిస్థితులలోనూ వివాహమాడరాదు. ముష్రిక్కు కులీన స్త్రీ మీకు ఎంత నచ్చినా ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలు. అదేవిధంగా ముష్రిక్కు పురుషులు విశ్వాసులు కానంత వరకు మీరు మీ మహిళలను వారికిచ్చి ఎన్నటికీ వివాహం చెయ్యకూడదు. ముష్రిక్కు కులీనుడు మీకు ఎంత నచ్చినా అతడి కంటే విశ్వాసి అయిన ఒక బానిస ఎంతో మేలు. ఈ ముష్రిక్కులు మిమ్మల్ని అగ్నివైపునకు ఆహ్వానిస్తారు, కాని అల్లాహ్ తన అనుజ్ఞతో మిమ్మల్ని స్వర్గం వైపునకు క్షమాభిక్ష వైపునకు రమ్మని పిలుస్తాడు. గుణపాఠం గ్రహించి హితబోధను స్వీకరిస్తారని ప్రజలకు అల్లాహ్ తన ఆజ్ఞలను స్పష్టంగా తెలుపుతాడు. ఋతుస్రావానికి సంబంధించిన ఉత్తర్వు ఏమిటి అని వారు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా తెలుపు, అదొక అపరిశుద్ధావస్థ కనుక ఋతుకాలములో భార్యలకు దూరంగా ఉండండి, వారు పరిశుద్ధలు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధలు అయిన తరువాత అల్లా ఆదేశించిన విధంగా మీరు వారి వద్దకు పోవచ్చు. చెడుకు దూరంగా ఉండేవారిని పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. మీ స్త్రీలు మీ యొక్క సేద్యపు భూములు, మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవటానికి మీకు అధికారం ఉంది, కాని మీరు మీ భవిష్యత్తును గురించి తగు జాగ్రత్త వహించండి. అల్లా ఆగ్రహానికి దూరంగా ఉండండి. ఒక రోజున ఆయనను కలుసుకోవలసి ఉందని బాగా తెలుసుకోండి. ప్రవక్త, నీ ఉపదేశాలను స్వీకరించిన వారికి సాఫల్యము సౌభాగ్యము ఉన్నాయనే శుభవార్త వినిపించు. సత్కార్యాలు, భయభక్తులు, మానవ సంక్షేమము వీటికి దూరంగా ఉండే ఉద్దేశ్యంతో మీరు చేసే ప్రమాణాలకు అల్లా పవిత్ర నామాన్ని ఉపయోగించకండి. అల్లాహ్ మీ మాటలనన్నింటినీ వింటున్నాడు, ఆయనకు అంతా తెలుసు. అనాలోచితంగా మీరు చేసే అర్ధరహిత ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు, కాని హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా అడుగుతాడు. అల్లాహ్ మన్నించేవాడు సహనశీలుడూను. తమ భార్యలను కలువకూడదని ప్రమాణం చేసుకునేవారికి 4 మాసాల వ్యవధి కలదు, కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్లీ ప్రారంభిస్తే అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడూను. కాని వారు చివరకు విడాకుల కొరకే నిర్ణయం తీసుకుంటే అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు అనే విషయం వారు తెలుసుకోవాలి. విడాకులివ్వబడిన స్త్రీలు 3 ఋతువుల కాలం పూర్తి అయ్యే వరకు విధిగా వేచి ఉండాలి. వారి గర్భాశయాలలో అల్లా సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మం కాదు. అల్లాను అంతిమ దినాన్ని వారు నిజంగానే విశ్వసించేవారే అయితే ఆ విధంగా చెయ్యటం ఎంతమాత్రం భావ్యం కాదు. వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకొనుటకు సిద్ధంగా ఉంటే ఈ నిరీక్షణా కాలములో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి, కాని పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యత ఉన్నది. అందరిపై అల్లాకు ఆధిక్యత ఉన్నది, ఆయన సర్వాధికారి, సర్వజ్ఞాని, వివేచనాపరుడు. విడాకులు 2 సార్లు ఇవ్వాలి, తరువాత భార్యను సక్రమంగా తమ వద్ద ఉండనివ్వాలి లేదా ఆమెను సహృదయంతో సాగనంపాలి. సాగనంపేటప్పుడు మీరు వారికి పూర్వం ఇచ్చిన వాటి నుండి దేన్నైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లా విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం దంపతులకు కలిగిన పక్షంలో ఒక మినహాయింపు ఉంది. ఇలాంటి సందర్భంలో దంపతులిద్దరూ అల్లా విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేరనే భయం మీకు కలిగితే స్త్రీ తన భర్తకు ఏదైనా పరిహారం ఇచ్చి వేరు కావటానికి వారిద్దరూ అంగీకరిస్తే అందులో ఏమాత్రం దోషం లేదు. ఇవి అల్లా విధించిన హద్దులు, వీటిని అతిక్రమించకండి. అల్లా విధించిన హద్దులను అతిక్రమించేవారే దుర్మార్గులు. ఆ తరువాత రెండుసార్లు విడాకులిచ్చిన పిదప భర్త భార్యకు మూడవసారి విడాకులిస్తే ఇక ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు. ఆమె వివాహం వేరే పురుషునితో జరిగి అతడు ఆమెకు విడాకులిస్తే తప్ప, అప్పుడు మొదటి భర్త ఈ స్త్రీ ఉభయులు తాము అల్లా హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు. అల్లా హద్దులు అతిక్రమిస్తే కలిగే పర్యవసానం ఎరిగిన వారికి మార్గదర్శకంగా ఉండటానికి వాటిని ఆయన విశదపరుస్తున్నాడు. మీరు మీ స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు వారి కొరకు నిర్ణయింపబడిన గడువు ఇద్దర్ దగ్గరపడగానే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోవాలి, లేదా మంచితనంతో సాగనంపాలి. కేవలం పీడించే ఉద్దేశ్యంతో వారిని మీతో ఉంచుకోవటం అన్యాయం. ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకుంటున్నాడు. అల్లా వాక్యాలతో చెలగాటం ఆడకండి. అల్లాహ్ మీకు గొప్ప కానుకను ప్రసాదించిన విషయాన్ని మరువకండి. తాను మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని తగు విధంగా గౌరవించండి అని అల్లాహ్ మీకు బోధిస్తున్నాడు. అల్లాకు భయపడండి, అంతా ఆయనకు తెలుసు అనే విషయాన్ని మీరు బాగా తెలుసుకోండి. మీరు మీ స్త్రీలకు విడాకులిచ్చివేసిన తరువాత వారు తమ నిరీక్షణ వ్యవధి ఇద్దతును పూర్తి చేసి తమ నిశ్చిత భర్తలను ధర్మసమ్మతంగా పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోదలిస్తే మీరు వారిని ఆటంకపరచకూడదు. మీరు నిజంగా అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవారే అయితే అలా ఎంతమాత్రం చెయ్యకూడదని మీకు బోధించబడుతోంది. మీ కొరకు సంస్కారవంతము పవిత్రము అయిన పద్ధతి ఏమిటంటే మీరు దానికి దూరంగా ఉండటమే. అల్లాకు అన్నీ తెలుసు, మీకు తెలియదు. తమ సంతానం యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా 2 సంవత్సరాలు పాలు పట్టాలి. అప్పుడు ఆమెకు పిల్లల తండ్రి తగు రీతిగా భోజన వస్త్రాలను ఇచ్చి పోషించవలసి ఉంటుంది. కాని శక్తికి మించిన భారం ఎవరి మీద మోపకూడదు. అంటే బిడ్డను కన్న కారణంగా తల్లి మీద ఎక్కువ భారం మోపటం భావ్యం కాదు. బిడ్డకు తండ్రి కనుక తండ్రిని ఇరకాటంలో పెట్టటం కూడా సమంజసం కాదు. పాలిచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రిపై ఉన్న విధంగానే తండ్రి వారసులపై కూడా ఉంటుంది. కాని ఇరుపక్షాల వారు సంప్రదించుకుని పరస్పరాంగీకారంతో బిడ్డచే పాలు విడిపిస్తే అందులో దోషం లేదు. ఇంకా మీరు మీ సంతానానికి వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చెయ్యదలిస్తే అది ఆక్షేపణీయం కాదు. కాని మీరు ఆమెకు ఇవ్వవలసిన దానిని న్యాయసమ్మతంగా చెల్లించాలి. అల్లాకు భయపడండి, మీరు చేస్తున్నదంతా అల్లా దృష్టిలో ఉంది అనే విషయాన్ని తెలుసుకోండి. మీలో ఎవరైనా మరణించి వారి భార్యలు సజీవంగా ఉంటే వారు 4 నెలల 10 రోజుల వరకు తమను తాము నిగ్రహించుకోవాలి. ఈ గడువు ఇద్దతు పూర్తి అయిన పిదప వారు తమ కొరకు ఏది ఉచితమో దానిని యుక్తమైన రీతిలో చేసుకోవటానికి స్వేచ్ఛను కలిగి ఉన్నారు. దానికి మీరు బాధ్యులు కారు. మీరు చేసే పనులన్నీ అల్లాకు తెలుసు. ఈ వితంతువులను వివాహం చేసుకోవాలనే మీ సంకల్పాన్ని మీరు వారి నిరీక్షణాకాలం ఇద్దతులో పరోక్షంగా తెలిపినా లేక దానిని మీ మనస్సులలో గోప్యంగా ఉంచినా అది దోషం కాదు. వారిని గురించిన ఆలోచన సహజంగానే మీకు కలుగుతుందని అల్లాకు తెలుసు. కాని రహస్యంగా ఎలాంటి ఒప్పందమూ చేసుకోరాదు. అయితే మీరేమన్నా మాట్లాడదలిస్తే గౌరవమైన రీతిలో మాట్లాడండి. నిరీక్షణ వ్యవధి ఇద్దతు పూర్తి కానంత వరకు వివాహ నిర్ణయం తీసుకోకూడదు. మీ మనస్సులలో ఉన్న విషయం సహితం అల్లాకు తెలుసు అని తెలుసుకోండి. కనుక ఆయనకు భయపడండి. ఇంకా ఆయన అత్యంత సహనశీలుడని, చిన్న చిన్న తప్పులను మన్నిస్తాడని కూడా తెలుసుకోండి. మీరు మీ స్త్రీలను ముట్టుకోకముందే లేక వారి మహర్ నిర్ణయం కాకపూర్వమే మీరు వారికి విడాకులిస్తే అది పాపం కాదు. అప్పుడు మీరు వారికి ఏదో కొంత తప్పకుండా ఇవ్వాలి. ధనవంతుడైన వ్యక్తి తన శక్తి కొలది, పేదవాడైన మనిషి తన స్థితిని బట్టి ధర్మసమ్మతమైన విధంగా చెల్లించాలి. ఇది సజ్జనులైన వారి విధి. మీరు తాకకపూర్వమే మీ స్త్రీలకు విడాకులిస్తే, ఒకవేళ అప్పటికే వారి మహర్ నిర్ణయింపబడి ఉన్నట్లయితే అప్పుడు సగం మెహరును చెల్లించవలసి ఉంటుంది. కాని స్త్రీ గనక ఉదారబుద్ధితో వ్యవహరించి మహరును క్షమించి విడిచిపెట్టినట్లయితే లేక నికా బంధం తన చేతిలో ఉన్న పురుషుడు ఔదార్యంతో పూర్తి మెహర్ను చెల్లించినట్లయితే అది అభ్యంతరకరం కాదు. మీరు ఉదార స్వభావంతో వ్యవహరిస్తే అది భయభక్తులకు సన్నిహితమైనది. పరస్పర వ్యవహారాలలో ఔదార్యం చూపటం మరువకండి. మీరు చేసే పనులను అల్లాహ్ చూస్తున్నాడు. మీరు మీ నమాజులను సంరక్షించుకోండి, ముఖ్యంగా అత్యుత్తమమైన నమాజును. అల్లా సన్నిధానములో విధేయులైన దాసులుగా నిలబడండి. పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటే, నడుస్తూ ఉన్నా లేక స్వారీ చేస్తూ ఉన్నా ఎలా సాధ్యమైతే అలా నమాజు చెయ్యండి. శాంతి భద్రతలు నెలకొన్న తరువాత అల్లాహ్ మీకు నేర్పిన పద్ధతి ప్రకారం ఆయనను స్మరించండి. ఈ పద్ధతి పూర్వం మీకు తెలియదు. మీలోని వారెవరైనా మరణించి వారి భార్యలు సజీవంగా ఉంటే వారు తమ భార్యలకు 1 సంవత్సరం వరకు భరణపు ఖర్చులు ఇవ్వాలని, వారిని ఇంటి నుండి బహిష్కరించరాదని ఒక వీరునామా వ్రాయాలి. కాని వారు తమంతట తామే వెళ్లిపోయి తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు బాధ్యులు కారు. అల్లాహ్ సర్వాధికారి, సర్వము తెలిసినవాడు. ఇదే విధంగా విడాకులివ్వబడిన స్త్రీలకు కూడా సముచిత రీతిని ఎంతో కొంత ఇచ్చి సాగనంపాలి. భయభక్తులు కలవారు దీనిని విధిగా పాటించాలి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా తెలుపుతాడు. మీరు అర్థం చేసుకుని ప్రవర్తిస్తారని ఆశించబడుతోంది. మరణ భీతితో తమ ఇళ్ళు వాకిళ్లను విడిచి వెళ్లిన వారి ఉదంతాన్ని గురించి నీవు తలపోశావా? వారు వేల సంఖ్యలో ఉండేవారు. అల్లాహ్ వారితో చావండి అని అన్నాడు. మళ్లీ ఆయన వారిని బ్రతికించాడు. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం కలవాడు. కాని చాలామంది కృతజ్ఞతలు చూపరు. ముస్లిములారా, అల్లా మార్గములో యుద్ధం చెయ్యండి. అల్లాహ్ అన్నీ వింటాడు, ఆయనకు అంతా తెలుసు అని మీరు బాగా తెలుసుకోండి. అల్లాకు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దానిని ఆయన ఎన్నో రెట్లు అధికం చేసి తిరిగి ఇస్తాడు. ఐశ్వర్యాన్ని తగ్గించటం, అధికం చెయ్యటం అంతా అల్లా చేతులలోనే ఉంది. ఆయన వైపునకే మీరంతా తిరిగిపోవలసి ఉంది. మూసా నిర్యాణం తరువాత ఇస్రాయిలు నాయకులకు ఎదురైన పరిస్థితులను గురించి నీవు ఆలోచించావా? వారు తమ ప్రవక్తను ఇలా అడిగారు, మేము అల్లా మార్గములో యుద్ధం చెయ్యటానికి నీవు మా కొరకు ఒక రాజును నియమించు. అప్పుడు ప్రవక్త వారిని ఇలా అడిగాడు, తీరా మిమ్మల్ని యుద్ధం చెయ్యండి అని ఆదేశిస్తే అప్పుడు మీరు నిరాకరించరు కదా? వారు ఇలా అన్నారు, మేము మా ఇళ్ల నుండి గెంటివేయబడ్డాము, మా పిల్లలు మాకు దూరం చెయ్యబడ్డారు, అలాంటప్పుడు మేము అల్లా మార్గములో యుద్ధం చెయ్యకుండా ఉండటమనేది ఎలా సాధ్యం? కాని యుద్ధం చెయ్యండి అని ఆజ్ఞాపించగానే వారిలో కొందరు తప్ప అందరూ వెన్ను చూపారు. ఈ దుర్మార్గులలో ప్రతి ఒక్కడూ అల్లాకు తెలుసు. వారి ప్రవక్త వారితో ఇలా అన్నాడు, మీకు ఏలికగా అల్లాహ్ తాలూతును నియమించాడు. ఇది విని వారు ఇలా అన్నారు, మాపై రాజ్యం చేసే హక్కు అతనికెలా సంక్రమిస్తుంది? రాజ్యం చేసే హక్కు అర్హతలు అతనికంటే మాకే ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అతడు శ్రీవంతుడు కాదు. దానికి సమాధానంగా ప్రవక్త వారితో ఇలా అన్నాడు, మీకు బదులుగా అల్లాహ్ అతనినే ఎన్నిక చేశాడు. అల్లాహ్ అతనికి బుద్ధిబలాన్ని, కండబలాన్ని సమృద్ధిగా ప్రసాదించాడు. తాను కోరిన వారికి తన రాజ్యాన్ని ప్రసాదించే అధికారం అల్లాకు ఉంది. అల్లాహ్ అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వము తెలిసినవాడు. వారి ప్రవక్త వారికి ఇంకా ఈ విధంగా తెలియజేశాడు, అల్లాహ్ అతనిని మీపై రాజుగా నియమించాడు అనటానికి తార్కాణమేమిటంటే, అతని ప్రభుత్వ కాలంలో మీ పెట్టె ఆర్కు మీకు తిరిగి లభిస్తుంది, మీ ప్రభువు నుండి మీ కొరకు మనశ్శాంతి సామగ్రి అందులో ఉంది. ఇంకా అందులో మూసా కుటుంబం, హారూను కుటుంబం వదలి వెళ్లిన పవిత్ర అవశేషాలు ఉన్నాయి. దానిని ప్రస్తుతం దూతలు కాపాడుతున్నారు. మీరు విశ్వసించేవారే అయితే ఇది నిశ్చయంగా మీకొక మహత్తరమైన చిహ్నం. తరువాత యుద్ధానికి సైన్యంతో బయలుదేరుతూ తాలూతు ఇలా ప్రకటించాడు, ఒక నదీ తీరాన అల్లాహ్ మిమ్మల్ని పరీక్షింపబోతున్నాడు. దానిలో నీళ్లు త్రాగేవాడు నా సహచరుడు కాడు, దాని నీళ్లతో తన దాహం తీర్చుకోనివాడే నా సహచరుడు. కాని చేతితో ఒక గుక్కెడు త్రాగితే పరవాలేదు. అయితే కొందరు తప్ప అందరూ ఆ నదీ జలాన్ని కడుపు నిండా త్రాగారు. తాలూతు, అతని ముస్లిము సహచరులు ఆ నదిని దాటి ముందుకు పోయినప్పుడు వారు తాలూతుతో ఇలా అన్నారు, జాలూతును అతని సైన్యాలను ఎదుర్కొనే శక్తి ఈరోజు మాలో లేదు, కాని ఒకరోజున అల్లాను కలవటం తప్పదు అని విశ్వసించిన వారు ఈ విధంగా ప్రకటించారు. ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని అల్లా అనుమతితో జయించటం ఎన్నోసార్లు జరిగింది. అల్లా సాహచర్యం స్థైర్యం కలవారికి లభిస్తుంది. జాలూతుతో అతని సైన్యంతో పోరాడటానికి బయలుదేరుతూ వారు ఇలా ప్రార్థించారు, మా ప్రభూ, మాకు ధైర్య స్థైర్యాలను ప్రసాదించు, మా కాళ్లకు నిలకడను చేకూర్చు, అవిశ్వాస వర్గంపై మాకు విజయాన్ని అనుగ్రహించు. చివరకు అల్లా అనుజ్ఞతో వారు అవిశ్వాసులను ఓడించి పారద్రోలారు. దావూదు జాలూతును సంహరించాడు. అల్లాహ్ అతనికి రాజ్యాధికారాన్ని బుద్ధి కౌశల్యాన్ని ప్రసాదించాడు. ఇంకా తాను కోరిన విషయాల జ్ఞానాన్ని ఆయన అతనికి ప్రదానం చేశాడు. ఈ విధంగా అల్లాహ్ మానవుల ఒక వర్గాన్ని మరొక వర్గం ద్వారా తొలగించకపోతే భూలోక వ్యవస్థ ఛిన్నాభిన్నమై ఉండేది. కాని ప్రపంచ మానవులపై అల్లాకు ఎనలేని అనుగ్రహం. కనుకనే ఈ విధంగా ఆయన అరాచకాన్ని సంక్షోభాన్ని రూపుమాపే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ అల్లా వాక్యాలు, వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. ముహమ్మద్, నిశ్చయంగా నీవు సందేశహరులుగా పంపబడిన వారిలోని వాడవు. మానవులకు సత్యమార్గాన్ని చూపటానికి పంపబడిన ఈ ప్రవక్తలకు ఒకరిపై మరొకరికి ఉన్నత స్థానాలు ప్రసాదించాము. వారిలోని ఒకరితో అల్లాహ్ స్వయంగా మాట్లాడాడు, మరొకరికి వేరే విధంగా ఘనతను ఇచ్చి ఆదరించాడు. చివరన మరియము కుమారుడైన ఈసాకు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మతో అతనిని ఆదుకున్నాము. అల్లా సంకల్పించి ఉన్నట్లయితే ప్రవక్తల తరువాత స్పష్టమైన గుర్తులు చూసిన ప్రజలు పరస్పరం కలహించుకునేవారు కాదు. కాని ప్రజలను విభేదాలకు లోను కాకుండా బలవంతంగా ఆపటం అల్లా ఉద్దేశ్యం కాదు. అందుకని వారు పరస్పరం విభేదాలకు లోనయ్యారు. కొందరు విశ్వసించారు, మరికొందరు అవిశ్వాస మార్గాన్ని అవలంబించారు. కాని అల్లాహ్ కోరితే వారు పరస్పరం కలహించుకునేవారే కాదు. కాని అల్లాహ్ తాను కోరింది చేస్తాడు. విశ్వసించిన ఓ ప్రజలారా, క్రయ విక్రయాలు కూడా జరగని, స్నేహము ఉపయోగపడని, సిఫారసు కూడా చెల్లని ఆ చివరి దినము రాక పూర్వమే మేము మీకు ప్రసాదించిన సిరి సంపదల నుండి మా మార్గములో ఖర్చు పెట్టండి. వాస్తవానికి అవిశ్వాస మార్గం అవలంబించేవారే దుర్మార్గులు. అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన నిదురపోడు, ఆయనకు కునుకూ రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన సమ్ముఖములో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చెయ్యగలవాడెవ్వడు? ప్రజల ముందు ఉన్నదానిని ఆయన ఎరుగురు. వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజెయ్యాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయమూ వారి గ్రహణ పరిధిలోకి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంతమాత్రం అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడూను. ధర్మం విషయములో నిర్బంధం కాని బలాత్కారం కాని లేవు. సత్యవాక్కు అసత్యవాక్కుల నుండి ప్రస్ఫుటం చెయ్యబడింది. ఇక నుండి తాగూతును తిరస్కరించి అల్లాను విశ్వసించినవాడు సుస్థిరమైన ఎన్నటికీ విడిపోని ఆశ్రయాన్ని పొందినట్లే. అతడు ఆశ్రయించిన అల్లాహ్ సర్వమూ వింటాడు, సమస్తమూ తెలిసినవాడు. అల్లాహ్ విశ్వాసులకు సంరక్షకుడు, సహాయకుడూను. ఆయన వారిని కటిక చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు చూపిస్తాడు. తాగూతు అవిశ్వాస మార్గం అవలంబించేవారికి సంరక్షకులు, సహాయకులూను. వీరు వారిని వెలుగు నుండి చీకటి వైపునకు లాక్కుపోతారు. వారు అగ్నిజ్వాలలకు గురి అయ్యేవారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇబ్రాహీము ప్రభువు ఎవరు అనే విషయంపై అతనితో వివాదపడిన వ్యక్తి విషయాన్ని గురించి నీవు ఆలోచించలేదా? అల్లా ఆ వ్యక్తికి రాజ్యాధికారాన్ని ఇవ్వటం వల్ల ఈ వివాదం తలెత్తింది. జీవన్మరణాలు ఎవరి అధీనంలో ఉన్నాయో ఆయనే నా ప్రభు అని ఇబ్రాహీము అన్నప్పుడు అతడు ఇలా జవాబు పలికాడు, సావు బ్రతుకులు రెండూ నా అధీనంలోనే ఉన్నాయి. ఇబ్రాహీము ఇలా అన్నాడు, సరే, అల్లా సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపచేస్తాడు, నీవు కాస్త దానిని పడమర నుండి ఉదయింపజెయ్యి. ఇది విన్న ఆ సత్యధిక్కారి బిత్తరపోయాడు. అయితే అల్లా దుష్టులకు రుజుమార్గం చూపడు. లేక ఉదాహరణకు, ఇళ్ల కప్పులపై తలకిందులుగా పడి ఉన్న పక్షణం మీదుగా ప్రయాణం చేసిన ఆ వ్యక్తిని చూడు. అతడు ఆశ్చర్యంతో ఇలా పలికాడు, శిథిలమైపోయిన ఈ పట్టణానికి అల్లా మళ్లీ ఏ విధంగా జీవం పోస్తాడు? అప్పుడు అల్లా అతని ప్రాణాన్ని తీసేశాడు. ఆ స్థితిలో అతడు 100 ఏళ్ల వరకు ఉన్నాడు. తరువాత అల్లా అతనిని మళ్లీ బ్రతికించి ఇలా అడిగాడు, నీవు ఇక్కడ ఎంతకాలం ఉన్నావో చెప్పు. అతడు, ఒకరోజో లేక కొన్ని గంటలో అని చెప్పాడు. అల్లా ఇలా తెలిపాడు, ఇక్కడ ఈ స్థితిలో నీవు 100 సంవత్సరాలు పడి ఉన్నావు. నీవు కొంచెం నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏమాత్రం మార్పు లేదు. ఇంకా నీవు నీ గాడిదను కూడా చూడు, దాని ఎముకలు సైతం కృశించిపోతున్నాయి. ప్రజలకు నిన్ను ఒక దృష్టాంతంగా చూపే ఉద్దేశ్యంతో మేము ఈ విధంగా చేశాము. ఇంకా చూడు ఆ గాడిద అస్థిపంజరాన్ని మేము ఏ విధంగా లేపి దానిని మాంసంతో నింపుతాము. ఈ విధంగా సత్యం అతనికి తేటతెల్లం కాగానే అతడు ఇలా అన్నాడు, అల్లాహ్ సర్వశక్తిమంతుడని నాకు తెలుసు. మరొక సంఘటనను కూడా దృష్టిలో ఉంచుకో. ఇబ్రాహీము ఇలా అడిగాడు, ఓ నా ప్రభు, నీవు మృతులను ఏ విధంగా బ్రతికిస్తావో నాకు చూపించు. అల్లాహ్, నీకు విశ్వాసం లేదా అని అడిగాడు. ఇబ్రాహీము వినయంగా ఇలా అన్నాడు, నాకు విశ్వాసం అయితే ఉంది, కాని మనస్సును తృప్తిపరచడం కోసం అడుగుతున్నాను. అప్పుడు అల్లాహ్ చెప్పాడు, సరే, మంచిది, 4 పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో. తరువాత ఒక్కొక్క దాని భాగాన్ని ఒక్కొక్క కొండపై పెట్టిరా, మళ్లీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అని బాగా జ్ఞాపకం ఉంచుకో. తమ సంపదను అల్లా మార్గంలో ఖర్చు చేసేవారి ఖర్చు ఉపమానం ఇలా ఉంటుంది. ఒక్క విత్తనాన్ని నాటితే అది మొలిచి 7 వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకు 100 గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లా తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింపజేస్తాడు. అల్లా అమితంగా ఇచ్చేవాడు, అన్నీ తెలిసినవాడును. అల్లా మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి ఆ తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ గ్రహీతల మనస్సును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ ఖేదం కానీ ఉండవు. మనస్సును గాయపరచే దానం కంటే మృదు భాషణం క్షమాగుణం ఎంతో మేలైనవి. అల్లాహ్ అన్నింటికీ అతీతుడు, అత్యంత సహనశీలుడూను. విశ్వసించిన ఓ ప్రజలారా, కేవలం పరుల మెప్పును పొందటానికే తన ధనాన్ని ఖర్చు చేసేవాని మాదిరిగా, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించని వాని మాదిరిగా మీరు దెప్పి పొడిచి గ్రహీత మనస్సును గాయపరచి మీ దాన ధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధన వ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. ఒక కొండ రాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉంది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకుపోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండరాయి మాత్రమే. ఇలాంటివారు తాము దానము చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనమూ కలుగదు. అవిశ్వాసులకు సత్యమార్గం చూపటం అల్లా సంప్రదాయం కాదు. దీనికి భిన్నంగా తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లా సంతోషం పొందే ఉద్దేశ్యంతో వ్యయపరచేవారి వ్యయాన్ని మెట్ట ప్రదేశములో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ భారీ వర్షం కురవక సన్నని జల్లు పడినా అదే దానికి చాలు. మీరు చేసేదంతా అల్లా దృష్టిలో ఉంది. సతతం నీరు పారే పిల్లకాలువలతో, ఖర్జూరం, ద్రాక్ష మొదలైన సకల ఫలాలతో నిండి పచ్చగా అలరారే తోట మీలో ఎవరికైనా ఉండి అతడు వయోభారంతో కృంగి యోగ్యులు కానటువంటి చిన్న పిల్లలు ఉన్న సంకట సమయంలో ఆ తోట సుడిగాలికి గురి అయి నశించిపోవటం మీలో ఎవరికైనా సమ్మతమేనా? మీరు యోచించగలందులకు ఈ విధంగా అల్లాహ్ తన హితవులను విశదపరుస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు సంపాదించిన ధనములోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వటానికి పనికిరాని వస్తువులను ఏరి తీసే ప్రయత్నం చెయ్యకండి. ఒకవేళ ఆ వస్తువులనే ఎవరన్నా మీకు ఇస్తే వాటిని మీరు తృణీకార భావంతో తప్ప మనసారా స్వీకరించరు కదా. అల్లాకు ఏదీ ఏమాత్రం అవసరం లేదని, ఆయన మహోత్తమమైన గుణములు కలవాడని మీరు తెలుసుకోండి. దారిద్ర్య ప్రమాదం చూపి సైతాను మిమ్మల్ని భయపడతాడు. నీతి బాహ్యమైన నీచమైన మార్గాన్ని అవలంబించమని ప్రేరేపిస్తాడు. కాని మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ అత్యంత ఉదారస్వభావుడు, అన్నీ తెలిసినవాడు. తాను కోరిన వారికి దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎవరికి దివ్య జ్ఞానం లభించిందో వాస్తవానికి వారికి మహాభాగ్యం లభించినట్లే. విజ్ఞత ఉన్నవారే ఈ విషయాల నుండి పాఠాన్ని నేర్చుకుంటారు. మీరు ఖర్చు పెట్టినది, మీరు మొక్కుబడి చేసుకున్నది అంతా అల్లాకు తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. మీరు మీ దాన ధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే, కాని రహస్యంగా నిరుపేదలకు దానమివ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది. మీ దుష్కార్యాలు ఎన్నో దీనివల్ల సమసిపోతాయి. మీరు ఏమి చేసినా అది అల్లాకు తెలుస్తుంది. ప్రవక్త, ప్రజలను సత్యమార్గములో నడిపించే బాధ్యత నీపై లేదు. తాను కోరిన వారిని అల్లాయే సత్యమార్గములో నడుపుతాడు. మంచి మార్గములో మీరు ఖర్చు చేసే ధనం మీకే మేలు చేకూరుస్తుంది. అసలు మీరు ఖర్చు చేసేది అల్లా సంతోషాన్ని పొందటానికే కదా. కనుక మంచి మార్గములో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ప్రతిఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీకు అన్యాయం ఎంతమాత్రం జరగదు. అల్లా కార్యములో నిమగ్నులైన కారణంగా తమ జీవనోపాధి కోసం భూమిపై తిరిగే అవకాశం లేనందువల్ల లేమికి గురి అయిన వారు ప్రత్యేకంగా ధన సహాయానికి అర్హులు. వారిని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానాన్ని చూసి వారు భాగ్యవంతులని భావిస్తాడు. వారి ముఖాలను చూసి మీరు వారి నిజస్థితిని గ్రహించగలరు. లోకుల వెంట పడి సహాయం చెయ్యండి అని బ్రతిమాలే మనుషులు కారు వారు. మీరు వారి సహాయార్థం ఏమి ఖర్చు చేసినా అది అల్లాకు తెలియకుండా ఉండదు. తమ సంపదను రేయింబవళ్లు బహిరంగంగానూ రహస్యంగానూ ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయం కాని దుఃఖం కాని కలిగే అవకాశం లేదు. కాని వడ్డీ తినేవారి స్థితి సైతాను పట్టటం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితిలాంటిది. ఈ స్థితికి వారు గురి కావటానికి కారణం వారు వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా అని అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు, వడ్డీని నిషిద్ధం చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు, అతని వ్యవహారం చివరకు అల్లా వద్దకే పోతుంది. ఈ ఆదేశం తరువాత మళ్లీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి, అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతజ్ఞుడు దుష్టుడు అయిన వ్యక్తిని అల్లా ప్రేమించడు. కాని విశ్వసించి మంచి పనులు చేసేవారికి, నమాజును స్థాపించేవారికి, జకాతును ఇచ్చేవారికి వారి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం కాని శోకం కాని కలిగే అవకాశం లేదు. విశ్వసించిన ప్రజలారా, మీరు నిజంగానే విశ్వాసులే అయితే అల్లాకు భయపడండి. ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కాని ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే మీపై అల్లా తరఫు నుండి, ఆయన ప్రవక్త తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయాన్ని తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాప పడితే, వడ్డీని వదులుకుంటే అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు, మీకు అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి. లేక మీరు తెలిసిన వారే అయితే ఆ బాకీని అతనికి దానం చెయ్యండి, అది మీకు ఎక్కువ శ్రేయస్కరం. అల్లా వద్దకు మీరు మరలి వెళ్లే రోజున జరిగే పరాభవం నుండి, కలిగే ఆపద నుండి రక్షించుకోండి. అక్కడ ప్రతి ఒక్కడికి అతడు చేసిన మంచి చెడ్డలకు పరిపూర్ణమైన ప్రతిఫలం లభిస్తుంది, ఎవరికి ఏమాత్రం అన్యాయం జరగదు. విశ్వసించిన ప్రజలారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత కాలం కొరకు అప్పు తీసుకున్నప్పుడు ఆ వ్యవహారాన్ని వ్రాసి పదిలపరచండి. ఇరుపక్షాల మధ్య న్యాయంగా దస్తావేజును ఒక వ్యక్తి వ్రాయాలి. అల్లాహ్ ఎవరికైతే అక్షర జ్ఞానాన్ని ప్రసారించాడో అతడు వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. బాధ్యత మోపబడిన వ్యక్తి అంటే అప్పు తీసుకునేవాడు చెప్పి వ్రాయించాలి. అతడు తన ప్రభువైన అల్లాకు భయపడాలి. నిర్ణయమైన షరతులలో హెచ్చుతగ్గులు చెయ్యరాదు. కాని రుణం తీసుకునే వ్యక్తి అమాయకుడు లేక బలహీనుడు లేక చెప్పి వ్రాయించలేని అసమర్థుడు అయితే అతని సంరక్షకుడు న్యాయంగా చెప్పి వ్రాయించాలి. ఇంకా మీరు మీలోని ఇద్దరు పురుషులను దానికి సాక్షులుగా పెట్టుకోవాలి. ఇద్దరు పురుషులు లభించని పక్షంలో ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు సాక్షులుగా ఉండాలి. ఎందుకంటే వారిలో ఒక ఆమె మరచిపోతే రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరి సాక్ష్యం మీ అందరికీ ఆమోదయోగ్యమో వారి నుండే ఈ సాక్షులు ఎన్నుకోబడాలి. సాక్ష్యం ఇవ్వండి అని ఆహ్వానించినప్పుడు సాక్షులు నిరాకరించకూడదు. వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో దస్తావేజు రూపంలో వ్రాయించటానికి అశ్రద్ధ చెయ్యకూడదు. అల్లా దృష్టిలో ఈ పద్ధతి మీ కొరకు అత్యంత న్యాయసమ్మతమైనది. సులభంగా సాక్ష్య నిర్ణయం చెయ్యటానికి ఇది తోడ్పడుతుంది. ఇంకా మీరు అనుమానాలకు అపోహలకు గురి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాని మీరు అప్పటికప్పుడు పరస్పరం చేసుకునే సాధారణ వ్యాపార సంబంధమైన లావాదేవీలను వ్రాయకుండా ఉంటే అందులో అభ్యంతరం లేదు. కాని వ్యాపార వ్యవహారాలు నిశ్చయించేటప్పుడు తప్పకుండా సాక్షులను పెట్టుకోండి. దస్తావేజు వ్రాసే వాణిని సాక్షులను పీడించరాదు. ఆ విధంగా చేస్తే అది పాపమవుతుంది. అల్లా ఆగ్రహాన్నుండి రక్షించుకోండి. ఆయన మీకు సరి అయిన పద్ధతిని బోధిస్తున్నాడు. ఆయనకు ప్రతిదీ తెలుసు. మీరు ప్రయాణములో ఉన్నప్పుడు దస్తావేజు వ్రాసేవాడు దొరకని పక్షములో మీ వద్ద ఉన్న వస్తువును తాకట్టు పెట్టండి. మీలో ఎవరైనా మరొకరిని నమ్మి అతనితో ఒక వ్యవహారం చేసినట్లయితే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి. అతడు తన ప్రభువైన అల్లాకు భయపడాలి. ఎట్టి పరిస్థితులలోనూ సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాడి హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేవన్నీ అల్లాకు తెలుసు. ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తమూ అల్లాదే. మీరు మీ మనస్సులలో ఉన్న విషయాలను ప్రకటించినా లేక దాచినా వాటిని గురించి ఎత్తకేలకు అల్లాహ్ లెక్క తీసుకుంటాడు. ఇంకా తాను కోరిన వారిని క్షమించటానికి, తాను కోరిన వారిని శిక్షించటానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన అన్నిటిపైన అధికారం కలవాడు. ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారు. వారు ఇలా అంటారు, మేము అల్లా పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరిని భేదభావంతో చూడము. మేము ఆదేశాన్ని విన్నాము, శిరసావహించాము. స్వామీ, క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీ దశకే మరలి వస్తాము. ఏ ప్రాణిపైనా అల్లాహ్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి, మా ప్రభూ పొరపాటు వల్ల జరిగే మా తప్పులను పట్టబోకు. స్వామీ, మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ప్రభు, ఏ బరువును మోసే శక్తి మాలో లేదో దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.